ప్రాచీమన్మను ప్రాచీం ప్రాచీమను ప్రదిశం ప్రదిశమను ప్రాచీం ప్రాచీమను ప్రదిశం ప్రదిశం ప్రదిశమన్వన ప్రదిశం ప్రదిశం ప్రదిశం ప్రేహి ప్రేహి ప్రేహి విద్వాన్ విద్వాన్ హి ప్రేహి విద్వాన్ విద్వాన్ విద్వాని విద్వానితీతి విద్వాని విద్వానితి విద్వానితీతి విద్వాన్ విద్వానిత్యాహేతి విద్వాన్ విద్వానిత్యాహేదీత్యాహ దేవలోకం దేవలోకమాహేదీత్యాహ దేవలోకం ఆహ దేవలోకం దేవలోకమాహ దేవలోకమేవైవ దేవలోకమాహ దేవలోకమేవ దేవలోకం దేవలోకమేవైతయైతయైవ దేవలోకం దేవలోకమేవైతయా దేవలోకమితి దేవ లోకం ఏవైతయైతయైవైతయోపావర్తత ఉపావర్తత ఏతయైవైతయోపావర్తతే ఏతయోపావర్తత ఉపావర్తత ఏతయైతయోపావర్తతే క్రమధ్వం క్రమధ్వముపావర్తత ఏతయైతయోపావర్తతే క్రమధ్వం ఉపావర్తతే క్రమధ్వం క్రమధ్వముపావర్తత ఉపావర్తతే క్రమధ్వమగ్నినాగ్నినా క్రమధ్వముపావర్తత ఉపావర్తతే క్రమధ్వమగ్నినా ఉపావర్తత ఇత్యుపా ఆవర్తతే క్రమధ్వమగ్నినాగ్నినా క్రమధ్వం క్రమధ్వమగ్నినానాకం నాకమగ్నినా క్రమధ్వం క్రమధ్వమగ్నినానాకం నాకమగ్నినాగ్నినానాకమితి దినాకమగ్నినాగ్నినానాకమితి ేతయైతయైవైతయాకాన్ లోకానేతయైతయా లోకాన్ క్రమతే క్రమతే లోకానేతయైతయా లోకాన్ క్రమతే లోకాన్ క్రమతే క్రమతే లోకాన్ లోకాన్ క్రమతే పృథివ్యా పృథివ్యా క్రమతే లోకాన్ లోకాన్ క్రమతే పృథివ్యామతే పృథివ్యా పృథివ్యా క్రమతే క్రమతే పృథివ్యా అహమహం పృథివ్యా క్రమతే క్రమతే పృథివ్యా అహం పృథివ్యా అహమహం పృథివ్యా పృథివ్యా అహముదహం పృథివ్యా పృథివ్యా అహముతు ఏక్షంత ఏక్షంత ఇత్యాహేతి ఏక్షంత ఏక్షందహ హేదీత్యాహ సువర్గం సువర్గమాహేదీత్యాహ సువర్గం ఆహ సువర్గో సువర్గమాహ సువర్గమేవైవ సువర్గమాహ సువర్గమేవ సువర్గమేవైవ సువర్గం సువర్గమేవైతయైతయైవ సువర్గం సువర్గమేవైతయా వర్గమితి సువహాంగం ఏవైతయైతయైవైతయా లోకం లోకమేతయైవైవైతయా లోకం ఏతయా లోకం లోకమేతయైతయా లోకమేత్యేతి లోకమేతయైతయా లోకమేతి లోకమేత్యేతి లోకం లోకమేత్యగ్నేగ్న ఏతి లోకం లోకమేత్యగ్నేత్యగ్నేగ్న ఏత్యేత్యగ్నే ప్రప్రాగ్న ఏత్యేత్యగ్నే ప్రాగ్నే ప్రప్రాగ్నేగ్నే ప్రేహి ప్రాగ్నేగ్నే ప్రేహి ప్రప్రేహి ప్రథమ ప్రథమ ఇహి ప్రప్రేహి ప్రథమ ప్రథమ ప్రథమ ఇహి ప్రథమో దేవయతాం దేవయతాం ప్రథమ ఇహి ప్రథమో దేవయతాం దేవయతాం దేవయతాం ప్రథమ ప్రథమో దేవయతామితి దేవయతాం ప్రథమ ప్రథమో దేవయతామితి దేవయతామితి దేవయతాం దేవయతామిత్యాహేతి దేవయతాం దేవయతామిత్యాహ దేవయతామితి దేవయతాహేదీత్యాహోభయే శోభయే స్వాహేదీత్యాహోభయేషు అహోభయే శోభయే స్వాహ హోభయే స్వేవైవోభయే స్వాహ హోభయే స్వేవాభయే స్వేవైవోభయే శోభయే స్వేవైతయైతయైవోభయే శోభయే స్వేవైతయా హేవైతయైతయైవైతయా దేవమనుష్యేషు దేవమనుష్యే శ్వేతయైవైవైతయా దేవమనుష్యేషు ఏతయా దేవమనుష్యేషు దేవమనుష్యే శ్వేతయైతయా దేవమనుష్యేషు చక్షుర్దేవమనుష్యే శ్వేతయైతయా దేవమనుష్యేషు చక్షు దేవమనుష్యేషు చక్షుర్దేవమనుష్యేషు దేవమనుష్యేషు చక్షుర్దధాతి దధాతి చక్షుర్దేవమనుష్యేషు దేవమనుష్యేషు చక్షుర్దధాతి దేవమనుష్యేషు దేవా మనుష్యేషు చక్షుర్దధాతి దధాతి చక్షుర్దధాతి పంచభిః పంచభిర్దధాతి చక్షుశ్చక్షుర్దధాతి పంచభిః పంచభిర్పంచభిర్దధాతి దధాతి పంచభిరధ్యధి పంచభిర్దధాతి పంచభిరధి పంచభిరధ్యధి పంచభిః పంచభిరధి క్రామతి క్రామత్యధి పంచభిః పంచభిరధి క్రామతి పంచభిరిధి పంచభిరిధి క్రామతి క్రామత్యధ్యధి క్రామతి పాంక్తః పాంక్తః క్రామత్యధ్యధి క్రామతి పాంక్తః క్రామతి పాంక్తః పాంక్తః క్రామతి క్రామతి పాంక్తో యజ్ఞో యజ్ఞః పాంక్తః క్రామతి క్రామతి పాంక్తో యజ్ఞః పాంక్తో యజ్ఞో యజ్ఞః పాంక్తః పాంక్తో యజ్ఞో యావాన్ యావాన్ యజ్ఞః పాంక్తః పాంక్తో యజ్ఞో యావాన్ యజ్ఞో యావాను యావాను యజ్ఞో యజ్ఞో యావానేవైవ యావాను యజ్ఞో యజ్ఞో యావానేవ యావానేవైవ యావాను యావానేవ యజ్ఞో యజ్ఞ ఏవ యావాను యావానేవ యజ్ఞః ఏవ యజ్ఞో యజ్ఞ ఏవైవ యజ్ఞస్తేన తేన యజ్ఞ ఏవైవ యజ్ఞస్తేన యజ్ఞస్తేన తేన యజ్ఞో యజ్ఞస్తేన సహ సహ తేన యజ్ఞో యజ్ఞస్తేన సహ తేన సహ సహ తేన తేన సహ సువర్గమో సువర్గమో సహ తేన తేన సహ సువర్గం సహ సువర్గో సువర్గమో సహ సహసు వర్గం లోకం లోకగో సువర్గగో సహ సహసు వర్గం లోకం సువర్గం లోకం లోకగో సువర్గగో సువర్గం లోకమేత్యేతి లోకగో సువర్గగో సువర్గం లోకమేతి వర్గమితి సువహాగం లోకమేత్యేతి లోకం లోకమేతి నత్వోషాసా నత్వోషాసైతి లోకం లోకమేతి నత్వోషాసా నత్వోషాసా నత్వోషాసైత్యేతి నత్వోషాసైతి నత్వోషాసైత్యేతి నత్వోషాసైతి నత్వోషాసేతి నత్వోషాసా నత్వోషాసేతి పురోనువాక్యాం పురోనువాక్యామిది నత్వోషాసా నత్వోషాసేతి పురోనువాక్యాం పురోనువాక్యాం పురోనువాక్యామితి పురోనువాక్యామన్వను పురోనువాక్యామితి పురోనువాక్యామను పురోనువాక్యామన్వను పురోనువాక్యాం పురోనువాక్యామన్వాహాను పురోనువాక్యాం పురోనువాక్యామన్వాహ పురోనువాక్యామితి పురః అన్వాహాన్వన్వాహ ప్రత్యై ప్రత్యా ఆహాన్వన్వాహ ప్రత్యై ఆహ ప్రత్యై ప్రత్యా ఆహ ప్రత్యా అగ్నే ప్రత్యా ఆహ ప్రత్యా అగ్నే ప్రత్యా అగ్నే జ్ఞే ప్రత్యై ప్రత్యా అగ్నే సహస్రాక్ష సహస్రాక్షాగ్నే ప్రత్యై ప్రత్యా అగ్నే సహస్రాక్షాగ్నే సహస్రాక్ష సహస్రాక్షాగ్నే సహస్రాక్షేది సహస్రాక్షాగ్నే సహస్రాక్షేది సహస్రాక్ష ఏతి సహస్రాక్ష సహస్రాక్షేత్యాహేతి సహస్రాక్ష సహస్రాక్షేత్యాహ సహస్రాక్షేతి సహస్రాక్షేదీత్యాహ సహస్ర సహస్ర ఆహేదీత్యాహ సహస్ర సహస్ర సహస్ర ఆహ సహస్ర ప్రజాపతి ప్రజాపతి సహస్ర ఆహ సహస్ర ప్రజాపతి సహస్ర ప్రజాపతి ప్రజాపతి సహస్ర సహస్ర ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి సహస్ర సహస్ర ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్త్యా ఆప్తీ ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతేరాప్త్యై ప్రజాపతిరిది ప్రజాపతి ప్రజాపతేరాప్త్యా ఆప్తీ ప్రజాపతే ప్రజాపతేరాప్త్యై తస్మై తస్మా ఆప్త్యై ప్రజాపతే ప్రజాపతేరాప్త్యై తస్మై ప్రజాపతిరిది ప్రజాపతే ఆప్త్యై తస్మై తస్మా ఆప్త్యా ఆప్త్యై తస్మై తే తస్మా ఆప్త్యా ఆప్త్యై తస్మై తస్మై తస్మై తే విధేమ విధేమ తే తస్మై తస్మై తే విధేమ విధేమ విధేమ తే విధేమ వాజాయ వాజాయ విధేమ తే విధేమ వాజాయ విధేమ వాజాయ వాజాయ విధేమ విధేమ వాజాయ స్వాహా స్వాహా వాజాయ విధేమ విధేమ వాజాయ స్వాహా వాజాయ స్వాహా స్వాహా వాజాయ వాజాయ స్వాహేతి స్వాహా వాజాయ వాజాయ స్వాహేతి స్వాహేతి స్వాహా స్వాహేత్యాహేతి స్వాహా స్వాహేత్యాహ హేదీత్యాహాన్నమన్నమాహేదీత్యాహాన్నమన్నమాహాన్నం వైవా అన్నమాహాన్నం వై అన్నం వైవా అన్నమన్నం వైవాజో వాజో వా అన్నమన్నం వైవాజః వైవాజో వాజో వై వైవాజోన్నమన్నం వాజో వై వైవాజోన్నం వాజోన్నమన్నం వాజో వాజోన్నమే వైవాన్నం వాజో వాజోన్నమే వాన్నమే వైవాన్నమన్నమే వా వైవాన్నమన్నమే వా వై వై వా వృంధే రుంధే వై వై వా వృంధే వృంధే రుంధే వా వృంధే దధ్నో దధ్నో రుంధే వా వృంధే దధ్నే దధ్నో దధ్నో రుంధే రుంధే దధ్న పూర్ణాం పూర్ణాన్ దధ్నో రుంధే రుంధే దధ్న పూర్ణాం పూర్ణాం పూర్ణాన్ దధ్నో దధ్న పూర్ణామౌదుంబరీ మౌదుంబరీం పూర్ణాన్ దధ్నో దధ్న పూర్ణామౌదుంబరీ పూర్ణామౌదుంబరీ మౌదుంబరీం పూర్ణాం పూర్ణామౌదుంబరీ కస్వై మాతృన్నాయా కస్వై మాతృన్నాయా మౌదుంబరీం పూర్ణాం పూర్ణామౌదుంబరీ కస్వై మాతృన్నాయా మౌదుంబరీ కస్వై మాతృన్నాయా కస్వై మాతృన్నాయా మౌదుంబరీ మౌదుంబరీ కస్వై మాతృన్నాయా అంజ్యోతి జ్యోతి స్వయ మాతృన్నాయా మౌదుంబరీ మౌదుంబరీ కస్వై మాతృన్నాయా అంజ్యోతి మాతృన్నాయా అంజ్యోతి జ్యోతి స్వయ మాతృన్నాయా కస్వై మాతృన్నాయా అంజ్యోత్యోర్గోర్జ్యోతి స్వయ మాతృన్నాయా కస్వై మాతృన్నాయా అంజ్యోత్యోయ మాతృన్నాయామితి స్వయం ర్గోర్జుహోతిజుహోత్యోర్గ్వై వా ఊర్జుహోతిజుహోత్యోర్గ్వై ఊర్గ్వై వా ఊర్గోర్గ్వై దధి దధి వా ఊర్గోర్గ్వై దధి వై దధి దధి వై వై దధ్యోర్గోర్గ్ధి వై వై దధ్యోర్గోర్గధి దధ్యోర్గుదుంబర ఉదుంబర ఊర్గధి దధ్యోర్గుదుంబర ఊర్గుదుంబర ఉదుంబర ఊర్గోర్గుదుంబరో సాపసాపదుంబర ఊర్గోర్గుదుంబరోసౌంబరోసా సాపసాపుదుంబర ఉదుంబరోసౌ స్వయమాతృన్నాస్వయామతున్నా సాపుదుంబర ఉదుంబరోసౌ స్వయమాతృన్నాస్వయమాతృన్నాస్వయమాతృన్నాముష్యామముష్యాగస్వయమాతృన్నాసాపసౌ స్వయమాతృన్నాముష్యామేవైవాముష్యాగస్వయమాతృన్నాస్వయమాతృన్నాముష్యామేవాయమాతృన్నేతి స్వయం ముష్యామేవైవాముష్యామముష్యామేవోర్జమోర్జమేవాముష్యామముష్యామేవోర్జం ఏవోర్జమోర్జమేవైవోర్జం దాతి దాత్యోర్జమేవైవోర్జం దాతి ఓర్జం దాతి దాత్యోర్జమోర్జం దాతి తస్మాత్తస్మాత్తోర్జమోర్జం దాతి తస్మాదముదోర్వాచీ మర్వాచీ మముదస్తస్మాత్తస్మాదముదోర్వాచీ అముదోర్వాచీ మర్వాచి మమ తోమతోర్వాచి మూర్జమూర్జమర్వాచి మమ తోమతోర్వాచి మూర్జంవాచి మూర్జమూర్జమర్వాచి మర్వాచి మూర్జముపోర్జమర్వాచి మర్వాచి మూర్జముపోర్జమోర్జముపజీవామో జీవామ ఉపోర్జమోర్జముపజీవామీవామో జీవామ ఉపోపజీవామస్తి సృభిస్తిభిర్జీవామ ఉపోపజీవామస్తి సృభిమస్తి సృభిస్తి సృభిజీవామో జీవామస్తి సృభిస్వాదయతి సాధయతి సృభిజీవామో జీవామస్తి సృభిస్వాదయతి సృభిస్సాదయతి సాధయతి సృభిస్తి సృభిస్సాదయతి త్రివృత్ త్రివృత్ సాధయతి సృభిస్తి సృభిస్సాదయతి త్రివృత్ తిస్రోభేదేతి తిస్రో సాధయతి త్రివృత్ త్రివృత్ సాధయతి సాధయతి త్రివృత్వై వై త్రివృత్ సాధయతి సాధయతి త్రివృత్వై త్రివృత్వై వై త్రివృత్ త్రివృత్వా అగ్నిరగ్నిర్వై త్రివృత్ త్రివృత్వా అగ్ని త్రివృత్ అగ్నిరగ్నిర్వై వా అగ్నిర్యావానయావాన్ అగ్నిర్వై వా అగ్నిర్యావాన్ అగ్నిర్యావానయావాన్ అగ్నిరగ్నిర్యావానేవైవయావాన్ అగ్నిరగ్నిర్యావానేవానేవైవయావానయావానేవా అగ్నిరగ్నిరేవయావానయావానేవాగ్నిరేవాగ్నిరగ్నిరేవైవాగ్నిస్తందమగ్నిరేవైవాగ్నిస్తం అగ్నిస్తందమగ్నిరగ్నిస్తం ప్రతిష్టాం ప్రతిష్టాంతమగ్నిరగ్నిస్తం ప్రతిష్టాంతం ప్రతిష్టాంగమయతి గమయతి ప్రతిష్టాంతం ప్రతిష్టాంగమయతి ప్రతిష్టాంగమయతి గమయతి ప్రతిష్టాం ప్రతిష్టాంగమయతి ప్రేద్ధ ప్రేద్ధో గమయతి ప్రతిష్టాం ప్రతిష్టాంగమయతి ప్రేద్ధామితి ప్రతిష్టామయతి ప్రేద్ధ ప్రేద్ధో గమయతి గమయతి ప్రేద్ధో అగ్నే అగ్నే ప్రేద్ధో గమయతి గమయతి ప్రేద్ధో అగ్నే ప్రేద్ధో అగ్నే అగ్నే ప్రేద్ధ ప్రేద్ధో అగ్నే దీదిహిరీరిహ్యగ్నే ప్రేద్ధ ప్రేద్ధో అగ్నే దీదిహి ప్రేద్ధ ఇతి ప్రాయిద్ధ అగ్నే దీదిహి దీదిహ్యగ్నే అగ్నే దీదిహి పురః పురో దీదిహ్యగ్నే అగ్నే దీదిహి పురః దీది పురః పురో దీదిహి దీదిహి పురో నో నః పురో దీదిహి దీదిహి పురో నః పురో నో నః పురః పురో న ఇతీతి నః పురః పురో న ఇది ఇతీతి నో న ఇత్యౌదుంబరీ మౌదుంబరీమితి నో న ఇత్యౌదుంబరీ ఔదుంబరీ మౌదుంబరీమితి ఇత్యౌదుంబరీ మౌదుంబరీమితి ఇత్యౌదుంబరీ మౌదుంబరీ మౌదుంబరీ మౌదుంబరీ మా దాతి దాత్యౌదుంబరీ మౌదుంబరీ మా దాతి దాత్యేషా దాత్యే దాత్యేషా వై వా ఏషా దాతి దాత్యేషా వై ఏషా వై వా ఏషా వై సూర్మి సూర్మి వా ఏషా వై సూర్మి వై సూర్మి సూర్మి వై వై సూర్మి కర్ణకావతి కర్ణకావతి సూర్మి వై వై సూర్మి కర్ణకావతి సూర్మి కర్ణకావతి కర్ణకావతి సూర్మి సూర్మి కర్ణకావచ్చేతయైతయా కర్ణకావతి సూర్మి సూర్మి కర్ణకావచ్చేతయా కర్ణకావచ్చేతయైతయా కర్ణకావతి కర్ణకావచ్చేతయా హైతయా కర్ణకావతి కర్ణకావచ్చేతయా కర్ణకావతి కర్ణకావతి ఏతయా హైతయైతయా హస్మ స్మ హైతయైతయా హస్మ హస్మ వై వై స్మ హస్మ వై వై స్మ స్మ వై దేవా దేవా దేవా వై వై దేవా అసురాణామసురాణాం దేవా వై వై దేవా అసురాణాం దేవా అసురాణామసురాణాం దేవా దేవా అసురాణాగోషతదర్భాంచతదర్భానసురాణాం దేవా దేవా అసురాణాగోషతదర్భాంచతదర్భానసురాణామసురాణాగోషతదర్భాగుస్తృగోహంతి దృగోహంతి శతదర్భానసురాణామసురాణాగోషతదర్భాగుస్తృగోహంతి దర్భాగుస్తృగోహంతి దృగోహంతి శతదర్భాంచతదర్భాగుస్తృగోహంతి యద్యత్రగోహంతి శతదర్భాంచతదర్భాగుస్తృగోహంతి శతదర్హానికి శతదర్హాగోహంతి యద్యత్రగోహంతి దృగోహంతి యదేతయైతయా యత్రగోహంతి దృగోహంతి యదేతయా యదేతయైతయా యద్యదేతయా సమిధకం సమిధమేతయా యద్యదేతయా సమిధం సమిధకం సమిధమేతయైతయా సమిధమాదధాత్యాదధాతి సమిధమేతయైతయా సమిధమాదధాతి సమిధమాదధాత్యాదధాతి సమిధకం సమిధమాదధాతి వజ్రం వజ్రమాదధాతి సమిధకం సమిధమాదధాతి వజ్రం సమిధమితి ఆదధాతి వజ్రం వజ్రమాదధాత్యాదధాతి వజ్రమేవైవ వజ్రమాదధాత్యాదధాతి వజ్రమేవాదధాతీత్యాదధాతి వజ్రమేవైవ వజ్రం వజ్రమేవైతదేతదేవ వజ్రం వజ్రమేవైతదేవైతదేతదేవైవైతచ్చదగ్నిగోషదగ్నిమేతదేవైవైతచ్చదగ్నిచ్చదగ్నిగోషదగ్నిమేతదేతచ్చదగ్నియజమానో యజమానశ్చదగ్నిమేతదేతచ్చదగ్నియజమానః యజమానశ్చదగ్నిగోషదగ్నియజమానో భ్రాతృయాజమానశ్చదగ్నిగోషదగ్నియజమానో భ్రాతృయాజమానో భ్రాతృయాజమానో భ్రాతృయాజ ప్రభ్రాతృయాజమానో భ్రాతృయాజ ప్రభ్రాతృయాజ ప్రభ్రాతృయాజ భ్రాతృయాజ ప్రహరతి హరతి ప్రభ్రాతృయాజ భ్రాతృయాజ ప్రహరతి హరతి హరతి ప్రహరతి స్తృత్యై స్తృత్యై హరతి ప్రహరతి స్తృత్యై హరతి స్తృత్యై స్తృత్యై హరతి హరతి స్తృత్యా అచంబట్కారం అచంబట్కారస్తృత్యై హరతి హరతి స్తృత్యా అచంబట్కారం అచంబట్కారం అచంబట్కారస్తృత్యై స్తృత్యా అచంబట్కారం విధేమ విధేమ అచంబట్కారస్తృత్యై స్తృత్యా అచంబట్కారం విధేమ అచంబట్కారం విధేమ విధేమ అచంబట్కారం అచంబట్కారం విధేమ తేతే విధేమ అచంబట్కారం అచంబట్కారం విధేమతే అచంబట్కారమిత్యచంబట్కారం విధేమతేతే విధేమ విధేమతే పరమే పరమేతే విధేమ విధేమతే పరమే పరమే పరమేతే పరమే జన్మన్ జన్మన్ పరమేతే పరమే జన్మన్ పరమే జన్మన్ జన్మన్ పరమే పరమే జన్మన్ అగ్నే అగ్నే జన్మన్ పరమే పరమే జన్మన్ అగ్నే జన్మన్ అగ్నే అగ్నే జన్మన్ జన్మన్ అగ్న ఇదిత్యగ్నే జన్మన్ జన్మన్ అగ్న ఇది ఇదిత్యగ్నే నైది వైకంకతీం వైకంకదేవిత్యగ్నే నైది వైకంకతీ వైకంకతి వైకంకతీమితి వైకంకతీమా వైకంకతీమితి వైకంకతీమా వైకంకతీమా వైకంకతీం వైకంకతీమా దధాతి దధాత్యా వైకంకతీం వైకంకతీమా దధాతి ఆదధాతి దధాత్యా దధాతి భాభాదధాత్యా దధాతి భాది భాభాదధాతి దధాతి భా ఏవైవ భాదధాతి దధాతి భా ఏవైవ భాభా ఏవా వా వైవైవ వరుంధే రుంధే వైవైవ వరుంధే వరుంధే రుంధే వరుంధే తాంతాగో రుంధే వరుంధే తాంధే తాంతాగో రుంధే రుంధే తాగో సవితుస్త విదుస్తాగో రుంధే రుంధే తాగో సవితుగో సవితుస్త విదుస్తాంతాగో సవితర్వరేణ్యస్య వరేణ్యస్య సవితుస్తాంతాగో సవితర్వరేణ్యస్య సవితుర్వరేణ్యస్య వరేణ్యస్య సవితుస్త విదుర్వరేణ్యస్య చిత్రాం చిత్రాం వరేణ్యస్య సవితుస్త విదుర్వరేణ్యస్య చిత్రాం ణ్యస్య చిత్రాం చిత్రాం వరేణ్యస్య వరేణ్యస్య చిత్రామితి చిత్రాం వరేణ్యస్య వరేణ్యస్య చిత్రామితి చిత్రామితి చిత్రాం చిత్రామితి శమీమయీకో శమీమయీమితి చిత్రాం చిత్రామితి శమీమయీ శమీమయీకో శమీమయీమితి శమీమయీకో శాంతి శాంతి శమీమయీమితి శమీమయీకో శాంతి శమీమయీకో శాంతి శాంతి శమీమయీకో శమీమయీకో శాంత్యా అగ్నిరగ్నిశాంతి శమీమ శమీమయీకో శాంత్యా అగ్ని శమీమయీమితి శమీమయీ శాంత్యా అగ్నిరగ్నిశాంతి శాంత్యా అగ్నిర్వా వాగ్నిశాంతి శాంత్యా అగ్నిర్వా అగ్నిర్వా వాగ్నిరగ్నిర్వాహ వాగ్నిరగ్నిర్వాహ వాహ హవా హవై వై హవా వాహ వై వై వై హవా అగ్నిచితమగ్నిచితం వై హవా అగ్నిచితం రామగ్నిచితమగ్నిచితం వై వా అగ్నిచితం దుహే దుహే అగ్నిచితం వై వా అగ్నిచితం దుహే అగ్నిచితం దుహే దుహే అగ్నిచితమగ్నిచితం దుహే అగ్నిచిరగ్నిచిత్ దుహే అగ్నిచితమగ్నిచితం దుహే అగ్నిచితమిత్యగ్నిచితం దుహే అగ్నిచిరగ్నిచిత్ దుహే దుహే అగ్నిచిత్వా వాగ్నిచిత్ దుహే దుహే అగ్నిచిత్వా అగ్నిచిత్వా వాగ్నిచిరగ్నిచిత్వాగ్నిమగ్నిం వా అగ్నిచిరగ్నిచిత్వాగ్నిం అగ్నిచిదిత్యగ్నిచిత్ వాగ్నిమగ్నిం వా వాగ్నిందు హేదు హేగ్నిం వా వాగ్నిందు హే అగ్నిందు హేదు హేగ్నిమగ్నిందు హే తాంతాందు హేగ్నిమ పూర్ణయా జుహోతి పూర్ణయా జుహోతి పూర్ణ పూర్ణ పూర్ణో జ్యోతి జ్యోతి పూర్ణ ఇవేవ పూర్ణో జ్యోతి జ్యోతి పూర్ణ ఇవ పూర్ణ ఇవేవ పూర్ణ పూర్ణ ఇవ పూర్ణ పూర్ణ ఇవహి ప్రజాపతి ప్రజాపతిరహి వేవహి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిరహి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతిరహి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాప్యాహాప్యై ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాప్యై ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజాపతే రాప్యాహాప్యై ప్రజాపతే ప్రజాపతే రాప్యై న్యూనయాన్యూనయాప్యై ప్రజాపతే ప్రజాపతే రాప్యై న్యూనయా ప్రజాపతిరితి ప్రజాపతే న్యూనయాన్యూనయాప్యా ఆప్యై న్యూనయా జుహోతి జుహోతి న్యూనయాప్యా ఆప్యై న్యూనయా జుహోతి న్యూనయా జుహోతి జుహోతి న్యూనయాన్యూనయా జుహోతి న్యూనాన్యూనాజ్యోతి న్యూనయాన్యూనయా జుహోతి న్యూనాన్యూనయేతి న్యూనయా న్యూనాన్యూనాజ్యోతి జుహోతి న్యూనాద్ధి న్యూనాజ్యోతి జుహోతి న్యూనాద్ధి న్యూనాద్ధి న్యూనాన్యూనాద్ధి ప్రజాపతి ప్రజాపతిరి న్యూనాన్యూనాద్ధి ప్రజాపతి న్యూనాదితిని ఊనాతో ప్రజాపతి ప్రజాపతిరి ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతిరి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత అసృజత ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజా అసృజత అసృజత ప్రజా ప్రజా అసృజత ప్రజానా ప్రజానామసృజత ప్రజా ప్రజా అసృజత ప్రజానా ఇది ప్రజా ప్రజానా ప్రజానామసృజత అసృజత ప్రజానాగో సృష్ట్యై సృష్ట్యై ప్రజానామసృజత అసృజత ప్రజానాగో సృష్ట్యై ప్రజానాగో సృష్ట్యై సృష్ట్యై ప్రజానా ప్రజానాగో సృష్ట్యా అగ్నిరగ్ని సృష్ట్యై ప్రజానా ప్రజానాగో సృష్ట్యా అగ్ని ప్రజానామితి ప్రజానా సృష్ట్యా అగ్నిరగ్ని సృష్ట్యై సృష్ట్యా అగ్నిర్దేవేభ్యో దేవేభ్యోగ్ని సృష్ట్యై సృష్ట్యా అగ్నిర్దేవేభ్య అగ్నిర్దేవేభ్యో దేవేభ్యోగ్నిరగ్నిర్దేవేభ్యో నిలాయత నిలాయత దేవేభ్యోగ్నిరగ్నిర్దేవేభ్యో నిలాయత దేవేభ్యో నిలాయత నిలాయత దేవేభ్యో దేవేభ్యో నిలాయత స నిలాయత దేవేభ్యో దేవేభ్యో నిలాయత సహ నిలాయత స నిలాయత నిలాయత స దిశో దిశ స నిలాయత నిలాయత స దిశ దిశో దిశ స దిశోన్మను దిశ స దిశోను దిశో దిశో ను ప్రాణు దిశో దిశో ను ప్రాణు ప్రాణ్వను ప్రావిశద విషత్ ప్రాణ్వను ప్రావిశద విషద విషత్ ప్రావిషజ్జుహ్వజ్జుహ్వద విషత్ ప్రావిషజ్జుహ్వద అవిషజ్జుహ్వజ్జుహ్వద విషద విషజ్జుహ్వన్మనసా మనసా జుహ్వద విషద విషజ్జుహ్వన్మనసా మన్మనసా మనసా జుహ్వజ్జుహ్వన్మనసా దిశో దిశో మనసా జుహ్వజ్జుహ్వన్మనసా దిశ మనసా దిశో దిశో మనసా మనసా దిశో ధ్యాయే ధ్యాయే దిశో మనసా మనసా దిశో ధ్యాయే ధ్యాయే ధ్యాయే దిశో దిశో ధ్యాయే దిభ్యో దిభ్యో ధ్యాయే దిశో దిశో ధ్యాయే దిభ్యా ధ్యాయే దిభ్యో దిభ్యో ధ్యాయే ధ్యాయే దిభ్య ఏవైవ దిభ్యో ధ్యాయే ధ్యాయే దిభ్య ఏవ ఏవైవ దిభ్యో దిభ్య ఏవైనమేనమేవ దిభ్యో దిభ్య ఏవైనం ైనమే నమవరుంధే రుంధే వైనమే నమవరుంధే అవరుంధే రుంధే వావరుంధే దధ్నా దధ్నా రుంధే వావరుంధే దధ్నా దధ్నా దధ్నా రుంధే రుంధే దధ్నా పురస్తాత్ పురస్తాత్ దధ్నా రుంధే రుంధే దధ్నా పురస్తాత్ దధ్నా పురస్తాత్ పురస్తాత్ దధ్నా దధ్నా పురస్తాత్ జ్యోతి జ్యోతి పురస్తాద్ధ్నా పురస్తాజ్జోతి పురస్తాజ్జోతిజోతిజ్యేన జుహోతి పురస్తాత్ పురస్తాజ్జోత్యాజ్యేన జ్యోత్యాజ్యేనాజ్యేన జుహోతి జుహోత్యాజ్యేనోపరిష్టాదుపరిష్టాదాజ్యేన జుహోతి జుహోత్యాజ్యేనోపరిష్టాజ్యేనోపరిష్టాదుపరిష్టాదాజ్యేనాజ్యేనోపరిష్టాత్తేజస్తేజ ఉపరిష్టాదాజ్యేనాజ్యేనోపరిష్టాత్తేజ ఉపరిష్టాత్ తేజస్తేజ ఉపరిష్టాదుపరిష్టాత్ తేజశ్చేజ ఉపరిష్టాదుపరిష్టాత్ తేజశ్చేజస్తేజశ్చైవైవచైవాస్మా అస్మా ఏవచైవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మా ఇంద్రియమింద్రియమస్మా ఏవైవాస్మా ఇంద్రియం అస్మా ఇంద్రియమింద్రియమస్మా అస్మా ఇంద్రియం చేంద్రియమస్మా అస్మా ఇంద్రియం ఇంద్రియం చేంద్రియమింద్రియం చ సమీచీ సమీచీ చేంద్రియమింద్రియం చ సమీచీ సమీచీ సమీచీ తత్ సమీచీ దధాతి దధాతి సమీచీ తత్ సమీచీ దధాతి సమీచీ దధాతి దధాతి సమీచీ సమీచీ దధాతి ద్వాదశక బాలో ద్వాదశక బాలో దధాతి సమీచీ సమీచీ దధాతి ద్వాదశక బాల సమీచీ ఇది సమీచీ ద్వాదశక బాలో ద్వాదశక బాలో దధాతి దధాతి ద్వాదశక బాలో వైశ్వానరో వైశ్వానరో ద్వాదశక బాలో దధాతి దధాతి ద్వాదశక బాలో వైశ్వానర ద్వాదశక బాలో వైశ్వానరో వైశ్వానరో ద్వాదశక బాలో ద్వాదశక బాలో వైశ్వానరో భగతి భగతి వైశ్వానరో ద్వాదశక బాలో ద్వాదశక బాలో వైశ్వానరో భగతి ద్వాదశక బాల ఇది ద్వాదశ క్రమాల వైశ్వానరో భగతి భగతి వైశ్వానరో వైశ్వానరో భగతి ద్వాదశ ద్వాదశ భగతి వైశ్వానరో వైశ్వానరో భగతి ద్వాదశ ద్వాదశ ద్వాదశ భవతి భవతి ద్వాదశ మాసా మాసా ద్వాదశ భవతి భవతి ద్వాదశ మాసా ద్వాదశ మాసా మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరో మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర సంవత్సర సంవత్సరో మాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సరో అగ్రగ్ని సంవత్సర సంవత్సరో దుర్వైశ్వానరో వైశ్వానరో సంవత్సర సంవత్సరో దుర్వైశ్వానర సంవత్సర ఇది సంవత్సర దుర్వైశ్వానరో వైశ్వానరో అగ్రగ్నిర్వైశ్వానర సాక్షాత్ సాక్షాద్వైశ్వానరో అగ్రగ్నిర్వైశ్వానర సాక్షాద్వైశ్వానర సాక్షాత్ సాక్షాద్వైశ్వానరో వైశ్వానర సాక్షాదేవైవ సాక్షాద్వైశ్వానరో వైశ్వానర సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ వైశ్వానరం వైశ్వానరమేవ సాక్షాత్ సాక్షాదేవ వైశ్వానరం సాక్షాదితి సాక్షాదేవ వైశ్వానరం వైశ్వానరమేవైవ వైశ్వానరమవావ వైశ్వానరమేవైవ ప్రతిష్ఠిత్యై రాష్ట్రం రాష్ట్రం ప్రతిష్ఠిత్యై యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై రాష్ట్రం ప్రతిష్ఠిత్యై రాష్ట్రగో రాష్ట్రం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై రాష్ట్రం వై వై రాష్ట్రం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై రాష్ట్రం వై ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై రాష్ట్రం వై వై రాష్ట్రగో రాష్ట్రం వై వై ఈశ్వానరో వై ఈశ్వానరో వై రాష్ట్రగో రాష్ట్రం వై వై ఈశ్వానర వై వై ఈశ్వానరో వై ఈశ్వానరో వై వై వై ఈశ్వానరో విడ్ విడ్ వై ఈశ్వానరో వై వై వై ఈశ్వానరో విడ్ ఈశ్వానరో విడ్ విడ్ వై ఈశ్వానరో వై ఈశ్వానరో విడ్ మరుతో మరుతో విడ్ వై ఈశ్వానరో వై ఈశ్వానరో విడ్ మరుత మరుతో మరుతో విడ్ విన్ మరుతో వైశ్వానరం వై ఈశ్వానరం మరుతో విడ్ విన్ మరుతో వైశ్వానరం మరుతో వైశ్వానరం వై ఈశ్వానరం మరుతో మరుతో వైశ్వానరగో ఉత్వా ఉత్వా వై ఈశ్వానరం మరుతో మరుతో వైశ్వానరగో ఉత్వా ఈశ్వానరగో ఉత్వా ఉత్వా వై ఈశ్వానరం వై ఈశ్వానరగో ఉత్వా మరుతాన్ మరుతాన్ ఉత్వా వై ఈశ్వానరం వై ఈశ్వానరగో ఉత్వా మరుతాన్ ఉత్వా మరుతాన్ మరుతాన్ ఉత్వా ఉత్వా మరుతాన్ జ్యోతి జ్యోతి మరుతాన్ ఉత్వా ఉత్వా మరుతాన్ జ్యోతి మరుతాన్ జ్యోతి జ్యోతి మరుతాన్ మరుతాన్ జ్యోతి రాష్ట్రే రాష్ట్రే జ్యోతి మరుతాన్ మరుతాన్ జ్యోతి రాష్ట్రే జ్యోతి రాష్ట్రే రాష్ట్రే జ్యోతి జ్యోతి రాష్ట్ర ఏవైవ రాష్ట్రే జ్యోతి జ్యోతి రాష్ట్ర ఏవ రాష్ట్ర ఏవైవ రాష్ట్రే రాష్ట్ర ఏవ విషం విషమేవ రాష్ట్రే రాష్ట్ర ఏవ విషం ఏవ విషం విషమేవైవ విషమన్వను విషమేవైవ విషమను విషం విషమను బధ్నాతి బధ్నాత్యను విషం విషమను బధ్నాతి అనుబధ్నాతి బధ్నాత్యన్మను బధ్నాత్యుచ్చైరుచ్చైర్బధ్నాత్యన్మను బధ్నాత్యుచ్చైర్బధ్నాత్యుచ్చైర్బధ్నాత్యుచ్చైర్వై ఈశ్వానరస్య వైశ్వానరస్యోచ్చైర్బధ్నాతి బధ్నాత్యుచ్చైర్వై ఈశ్వానరస్యైర్వై ఈశ్వానరస్యైశ్వానరస్యోచ్చైరుచ్చైర్వై ఈశ్వానరస్య వై ఈశ్వానరస్యోచ్చైరుచ్చైర్వై ఈశ్వానరస్యైశ్వానరస్య వై ఈశ్వానరస్య వైశ్వానరస్యాశ్రావేది శ్రావయత్యా వై ఈశ్వానరస్య వైశ్వానరస్యాశ్రావేది ఆశ్రావేది శ్రావయత్యాశ్రావయత్యు భాగుంశో భాగుంశు శ్రావయత్యాశ్రావయత్యు భాగుంశు శ్రావయత్యు భాగుంశో భాగుంశు శ్రావయది శ్రావయత్యు భాగుంశు మారుతాన్ మారుతాను భాగుంశు శ్రావయది శ్రావయత్యు భాగుంశు మారుతాన్ భాగుంశు మారుతాన్ మారుతాను భాగుంశో భాగుంశు మారుతాన్ జ్యోతి జ్యోతి మారుతాను భాగుంశో భాగుంశు మారుతాన్ జ్యోతి భాగుశ్రుత్యుపాగుంశో మారుతాన్ జ్యోతి జ్యోతి మారుతాన్ మారుతాన్ జ్యోతి తస్మాత్ తస్మాత్ జ్యోతి మారుతాన్ మారుతాన్ జ్యోతి తస్మాత్ జ్యోతి తస్మాత్ తస్మాత్ జ్యోతి జ్యోతి తస్మాత్ రాష్ట్రం రాష్ట్రం తస్మాత్ జ్యోతి జ్యోతి తస్మాత్ రాష్ట్రం తస్మాత్ రాష్ట్రగో రాష్ట్రం తస్మాత్ తస్మాత్ రాష్ట్రం విషం విషగో రాష్ట్రం తస్మాత్ తస్మాత్ రాష్ట్రం విషం రాష్ట్రం విషం విషగో రాష్ట్రగో రాష్ట్రం విషమద్మది విషగో రాష్ట్రగో రాష్ట్రం విషమతి విషమద్యతి విషం విషమతి వదతి వదత్యతి విషం విషమతి వదతి అతి వదతి వదత్యత్యతి వదతి మారుతా మారుతా వదత్యత్యతి వదతి మారుతా మారుతా మారుతా వదతి వదతి మారుతా భవంతి భవంతి మారుతా వదతి వదతి మారుతా భవంతి మారుతా భవంతి భవంతి మారుతా మారుతా భవంతి మరుతో మరుతో భవంతి మారుతా మారుతా భవంతి మరుత భవంతి మరుతో మరుతో భవంతి భవంతి మరుతో వై వై మరుతో భవంతి భవంతి మరుతో వై వై వై మరుతో మరుతో వై దేవానాం దేవానాం వై మరుతో మరుతో వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం విశో విశో దేవానాం వై వై దేవానాం విశో దేవానాం విశో విశో దేవానాం దేవానాం విశో దేవమశేన దేవ విశేన విశో దేవానాం దేవానాం విశో దేవ విశేన విశో దేవ విశేన దేవ విశేన విశో విశో దేవ విశేనైవైవ దేవ విశేన విశో విశో దేవ విశేనైవ దేవ విశేనైవైవ దేవ విశేన దేవ విశేనైవాస్మ అస్మ ఏవ దేవ విశేన దేవ విశేనైవాస్మై దేవ విశేనేతి దేవా విశేన ఏవాస్మ అస్మ ఏవైవాస్మై మనుష్య విషం మనుష్య విషమస్మ ఏవైవాస్మై మనుష్య విషం అస్మై మనుష్య విషం మనుష్య విషమస్మా అస్మై మనుష్య విషమ భావ మనుష్య విషమస్మా అస్మై మనుష్య విషమ మనుష్య విషమ భావ మనుష్య విషం మనుష్య విషమ వరుంధే రుంధేవ మనుష్య విషం మనుష్య విషమ వరుంధే మనుష్య విషమితి మనుష్య విషం అవరుంధే రుంధే వావరుంధే సప్త సప్తరుంధే వావరుంధే సప్తే సప్త సప్తరుంధే రుంధే సప్త భవంతి భవంతి సప్తరుంధే రుంధే సప్త భవంతి భవంతి భవంతి సప్త సప్త భవంతి సప్తగణా సప్తగణా భవంతి సప్త సప్త భవంతి సప్తగణా సప్తగణా భవంతి భవంతి సప్తగణా వై వై సప్తగణా భవంతి భవంతి సప్తగణా వై సప్తగణా వై వై సప్తగణా సప్తగణా వై మరుతో మరుతో వై సప్తగణా సప్తగణా వై మరుత సప్తగణా ఇది సప్త గణా మరుతో మరుతో వై వై మరుతో గణశో గణశో మరుతో వై వై మరుతో గణశ మరుతో గణశో గణశో మరుతో మరుతో గణశ ఏవైవ గణశో మరుతో మరుతో గణశ ఏవ గణశ ఏవైవ గణశో గణశ ఏవ విషం విషమేవ గణశో గణశ ఏవ విషం గణశ ఇతి గణశ ఏవ విషం విషమేవైవ విషమ వావ విషమేవైవ విషమ విషమ వావ విషం విషమ వరుంధే రుంధేవ విషం విషమ వరుంధే వరుంధే రుంధే వావరుంధే గణేన గణేన రుంధే వావరుంధే గణేన రుంధే గణేన గణేన రుంధే రుంధే గణేన గణం గణం గణేన రుంధే రుంధే గణేన గణం గణేన గణం గణం గణేన గణేన గణమనుద్రుత్యానుద్రుత్య గణం గణేన గణేన గణమనుద్రుత్యానుద్రుత్య గణం గణమనుద్రుత్య జ్యోతి జ్యోత్యనుద్రుత్య గణం గణమనుద్రుత్య జ్యోతి అనుద్రుత్య జ్యోతి జ్యోత్యనుద్రుత్యానుద్రుత్య జ్యోతి విషం విషం జ్యోత్యనుద్రుత్యానుద్రుత్య జ్యోతి విషం నుద్రుత్యేత్యనుద్రుత్యా జ్యోతి విషం విషం జ్యోతి జ్యోతి విషమేవైవ విషం జ్యోతి జ్యోతి విషమేవ విషమేవైవ విషం విషమేవాస్మాస్మా ఏవ విషం విషమేవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మా అనువర్త్మానమనువర్త్మానమస్మా ఏవైవాస్మా అనువర్త్మానం అనువర్త్మానమనువర్త్మానమస్మా అస్మా అనువర్త్మానం కరోతి కరోత్యనువర్త్మానమస్మా అస్మా అనువర్త్మానం కరోతి అనువర్త్మానం కరోతి కరోత్యనువర్త్మానమనువర్త్మానం కరోతి అనువర్త్మానమిత్యను వర్త్మానం కరోతీతి కరోతి తేజస్తేజో వా ఆజ్యమాజ్యం వై తేజస్తేజో వా ఆజ్యం ఆజ్యమాజ్యం వైవ ఆజ్యం తేజస్తేజ ఆజ్యం వైవ ఆజ్యం తేజ ఆజ్యం తేజస్తేజ ఆజ్యమాజ్యం తేజోవసోర్వసోస్తేజ ఆజ్యమాజ్యం తేజోవసో తేజోవసోర్వసోస్తేజస్తేజోవసోర్ధారా తేజసా తేజసా ధారావసోర్వసోర్ధారా తేజసా ధారా తేజసా తేజసా ధారా ధారా తేజసైవైవ తేజసా ధారా ధారా తేజసైవ తేజసైవైవ తేజసా తేజసైవాస్మా అస్మా ఏవ తేజసా తేజసైవాస్మై వాస్మా అస్మా ఏవైవాస్మై తేజస్తేజోస్మా ఏవైవాస్మై తేజ అస్మై తేజస్తేజోస్మా అస్మై తేజో వావ తేజోస్మా అస్మై తేజో వా తేజో వావ తేజస్తేజో వరుంధే రుంధే వ తేజస్తేజో వరుంధే వరుంధే రుంధే వావ రుంధే థో అథో రుంధే వావ రుంధే థో రుంధే థో అథో రుంధే రుంధే థో కామా కామా అథో రుంధే రుంధే థో కామా అథో కామా కామా అథో అథో కామా వై వై కామా అథో అథో కామా వై అథో ఇత్యథో కామా వై వై కామా కామా వై వసోర్వసోర్వై కామా కామా వై వసో వసోర్వసోర్వై వై వసోర్ధారా ధారా వసోర్వై వై వసోర్ధారా వసోర్ధారా ధారా వసోర్వసోర్ధారా కామా కామాంధారా వసోర్వసోర్ధారా కామానే ధారా కామాన్ కామాంధారా ధారా కామానే వైవ కామాంధారా ధారా కామానే కామానే వైవ కామాన్ కామానే వా వైవ కామాన్ కామానే వా వై వై వృంధే రుంధే వై వై వృంధే రుంధే రుంధే వృంధేయమురుంధే వృంధేయం రుంధే రుంధేయం కామయేత కామయేత యగోరుంధే రుంధేయం కామయేత కామయేత యం కామయేత ప్రాణాన్ ప్రాణాన్ కామయేత యం కామయేత ప్రాణాన్ కామయేత ప్రాణాన్ ప్రాణాన్ కామయేత కామయేత ప్రాణానస్యాస్య ప్రాణాన్ కామయేత కామయేత ప్రాణానస్యాస్య ప్రాణాన్ ప్రాణానస్యాన్నాద్యమన్నాద్యమస్య ప్రాణాన్ ప్రాణానస్యాన్నాద్యం ప్రాణానితి ప్రాణాద్యమన్నాద్యమస్యాస్యాన్నాద్యం వివ్యన్నాద్యమస్యాస్యాన్నాద్యం వి అన్నాద్యం వివ్యన్నాద్యమన్నాద్యం విచ్ఛిన్యాం ఛిన్యాం వ్యన్నాద్యమన్నాద్యం విచ్ఛిన్యాద్యమిత్యన్నాద్యం విచ్ఛిన్యాం ఛిన్యాం వివిచ్ఛిన్యామిది ఛిన్యాం వివిచ్ఛిన్యామిది ఛిన్యామిది ఛిన్యాం ఛిన్యామిది విగ్రాహం విగ్రాహమిది ఛిన్యాం ఛిన్యామిది విగ్రాహం ఇది విగ్రహం విగ్రహమిది విగ్రహం దస్య విగ్రహమిది విగ్రహం దస్య విగ్రహం దస్య విగ్రహం విగ్రహం దస్య జుహుయాజుహుయా విగ్రహం విగ్రహం దస్య జుహుయా విగ్రహమిది విగ్రహం జుహుయాజుహుయా జుహుయాత్ ప్రాణాన్ ప్రాణాన్ జుహుయాత్ జుహుయాత్ ప్రాణాన్ జుహుయాత్ ప్రాణాన్ ప్రాణాన్ జుహుయాత్ జుహుయాత్ ప్రాణానేవైవ ప్రాణాన్ జుహుయాత్ జుహుయాత్ ప్రాణానేవ ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవాస్యైవ ప్రాణాన్ ప్రాణానేవాస్య ప్రాణానితి ప్రాణానేవాస్యైవైవాస్యాన్నాద్యమన్నాద్యమస్యైవైవాస్యాన్నాద్యం ్యాన్నాద్యమన్నాద్యమస్యాస్యాన్నాద్యం వివ్యన్నాద్యమస్యాస్యాన్నాద్యం వి అన్నాద్యం వివ్యన్నాద్యమన్నాద్యం విచ్ఛినత్తి చినత్తి వివిచ్ఛినత్తి యంఛినత్తి వివిచ్ఛినత్తి కామయేత కామయేత యం కామయేత ప్రాణాన్ ప్రాణాన్ కామయేత యం కామయేత ప్రాణాన్ కామయేత ప్రాణాన్ ప్రాణాన్ కామయేత కామయేత ప్రాణానస్యాస్య ప్రాణాన్ కామయేత కామయేత ప్రాణానస్య ప్రాణానస్యాస్య ప్రాణాన్ ప్రాణానస్యాన్నాద్యమన్నాద్యమస్య ప్రాణాన్ ప్రాణానస్యాన్నాద్యం ప్రాణానితి ప్రాణాద్యమన్నాద్యమస్యాస్యాన్నాద్యగోసగోసమన్నాద్యమస్యాస్యాన్నాద్యగోసం అన్నాద్యగోసగోసమన్నాద్యమన్నాద్యగోసంతనుయాంతనుయాగోసమన్నాద్యమన్నాద్యగోసంతనుయాద్యమిత్యన్నాద్యం సంతనుయాంతనుయాగోసగోసంతనుయామితి తనుయాగోసగోసంతనుయామితి తనుయామిదీతి తనుయాంతనుయామితి సంతతాగోసంతతామితి తనుయాంతనుయామితి అన్నస్య యోనిర్యోనిరన్నస్య యోనిః అన్నస్య యోనిర్యోనిరన్నస్యాన్నస్య యోని నిస్తయో నిశయో నియో ఏతదేతదథో అథో ఏతద్వై అథో ఇత్యథో ఏతద్వై వా ఏతదేతద్వై త్వయి యజ్ఞస్య యజ్ఞస్య వా ఏతదేతత్ త్వయి యజ్ఞస్య యజ్ఞస్య యజ్ఞస్య వై వై యజ్ఞస్య రూపకం రూపై యజ్ఞస్య వై వై యజ్ఞస్య రూపం యజ్ఞస్య రూపకం రూపై యజ్ఞస్య యజ్ఞస్య రూపకం రూపేణ రూపేణ రూపై యజ్ఞస్య యజ్ఞస్య రూపకం రూపేణ రూపకం రూపేణ రూపేణ రూపకం రూపేణైవైవ రూపేణ రూపకం రూపేణైవ రూపేణైవైవ రూపేణ రూపేణైవ యజ్ఞం యజ్ఞమేవ రూపేణ రూపేణైవ యజ్ఞం ఏవ యజ్ఞై యజ్ఞమేవైవ యజ్ఞమభావ యజ్ఞమేవైవ యజ్ఞమభావ యజ్ఞమభావ యజ్ఞం యజ్ఞమవరుంధే రుంధేవ యజ్ఞం యజ్ఞమవరుంధే అవరుంధే రుంధే వావరుంధేవ భృథో వృథో రుంధే వావరుంధేవ భృథ రుంధేవ భృథో వృథో రుంధే రుంధేవ భృథశ్చ చాప భృథో రుంధే రుంధేవ భృథశ్చ భృథశ్చ చాప భృథో వృథశ్చ మే మే చాప భృథో వృథశ్చ మే అవభృథ ఇత్యవ భృథ మే మే తదమే స్వగాకార స్వగాకారో మే తదమే స్వగాకార మే స్వగాకార స్వగాకారో మే మే స్వగాకారశ్చ చస్వగాకారో మే మే స్వగాకారశ్చ స్వగాకారశ్చ చస్వగాకార స్వగాకారశ్చ మే మే చస్వగాకార స్వగాకారశ్చ మే స్వగాకార ఇది స్వగాకారః మే మే తదమహితి మే తదమహితి మైతీతి మే మైత్యాః హేతి మే మైత్యాః యాః హేతీత్యాః స్వగాకృతే స్వగాకృత్యా ఆహేతీత్యాః స్వగాకృతే స్వగాకృతే స్వగాకృత్యా ఆహాః స్వగాకృత్యా అగ్నిరగ్ని స్వగాకృత్యా ఆహాః స్వగాకృత్యా అగ్ని స్వగాకృత్యా అగ్నిరగ్ని స్వగాకృతే స్వగాకృత్యా అగ్నిశ్చాగ్ని స్వగాకృతే స్వగాకృత్యా అగ్నిశ్చ స్వగాకృత్యా ఇది స్వగాకృతే అగ్నిశ్చాగ్నిరగ్నిశ్చ మే మే చాగ్నిరగ్నిశ్చ మే మే జిజమే ఘర్మో ఘర్మో మే జిజమే ఘర్మ ఘర్మో ఘర్మో మే మే ఘర్మశ్చ ఘర్మో మే మే ఘర్మశ్చ ఘర్మశ్చ ఘర్మో ఘర్మశ్చ మే మే చ ఘర్మో ఘర్మశ్చ మే మే మే దదమ ఇదీది మే దదమ ఇది ఇదీది మే మైత్యాః హేతి మే మైత్యాః యాః హేదీత్యా హైరదే తదా హేదీత్యా హైరద హైతదే తదా హైతద్వై వా ఏతదా హైతద్వై ఏతద్వై వా ఏతదేతద్వై బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య వా ఏతదేతద్వై బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య వై వై బ్రహ్మవర్చసస్య రూపకం రూపం బ్రహ్మవర్చసస్య వై వై బ్రహ్మవర్చసస్య రూపం బ్రహ్మవర్చసస్య రూపకం రూపం బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య రూపకం రూపేణ రూపేణ రూపం బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య రూపకం రూపేణ బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మ వర్చసస్య రూపకం రూపేణ రూపేణ రూపకం రూపకం రూపేణైవైవ రూపేణ రూపకం రూపకం రూపేణైవ రూపేణైవైవ రూపేణ రూపేణైవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ రూపేణ రూపేణైవ బ్రహ్మవర్చసం ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమభావ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసమభావ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధే రుంధేవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవరుంధే బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం అవరుంధే రుంధే వావరుంధరు బృంధే వావరుంధరుక్ బృంధే రుంధరుచ్చ చర్గృంధే రుంధరుచ్చ చర్గృచ్చ మే మే చర్గృచ్చ మే మే మే చ మే సామ సామ మే చ మే సామ మే సామ సామ మే మే సామ చ సామ మే మే సామ చ సామ చ సామ సామ చ మే మే చ సామ సామ చ మే మే చ చమ ఇది మే చ చమ ఇది ఇది మే మ ఇత్యాహ హేతి మే మ ఇత్యాహ ఇత్యాహ హేతి ఇత్యాహ హైతదే తదా హేతి ఇత్యాహ హైతదే హైతదే తదాహ హైతద్వై వా ఏతదాహ హైతద్వై ఏతద్వై వా ఏతదే తద్వై ఛందసాం ఛందసాం వా ఏతదే తద్వై ఛందసాయి ఛందసాం ఛందసాం వై వై ఛందసాగం రూపకం రూపం ఛందసాం వై వై ఛందసాగం రూపం ఛందసాగం రూపకం రూపం ఛందసాం ఛందసాగం రూపకం రూపేణ రూపేణ రూపం ఛందసాం ఛందసాగం రూపకం రూపేణ రూపకం రూపేణ రూపేణ రూపకం రూపకం రూపేణైవైవ రూపేణ రూపకం రూపకం రూపేణైవ రూపేణైవైవ రూపేణ రూపేణైవ ఛందాగం సుఛందాగుస్యేవ రూపేణ రూపేణైవ ఛందాగం ృందే గర్భా గర్భా రుంధే గర్భా గర్భా రుంధే గర్భా జగర్భారుంధేరుంధే గర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భాగర్భ

సంవత్సర సంవత్సరే సంవత్సరే సంవత్సరో మాసా మాస సంవత్సర సంవత్సరే సంవత్సర సంవత్సరే సంవత్సరే సంవత్సర సంవత్సర సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర సంవత్సర సంవత్సర ఏవ సంవత్సరితి సంవత్సర ఏవైవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి ప్రత్యేవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవైవ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తదితి తిష్టతి అగ్నిర్దేవేభ్యో దేవేభ్యోగ్నిరగ్నిర్దేవేభ్యో పాపదేవేభ్యోగ్నిరగ్నిర్దేవేభ్యో దేవేభ్యో పాపదేవేభ్యో దేవేభ్యో ఆక్రామదక్రామదపదేవేభ్యో దేవేభ్యో ఆక్రామత ఆక్రామదక్రామద పాపాక్రామద్భాగధేయం భాగధేయమక్రామద పాపా ఆక్రామద్భాగధేయం అక్రామద్భాగధేయం భాగధేయమక్రామద్క్రామద్భాగధేయమిచ్చమాన ఇచ్చమానో భాగధేయమక్రామద్క్రామద్భాగధేయమిచ్చమాన భాగధేయమిచ్చమాన ఇచ్చమానో భాగధేయం భాగధేయమిచ్చమాన స్తందమిచ్చమానో భాగధేయం భాగధేయమిచ్చమాన స్తం భాగధేయమితి భాగధేయం ఇచ్చమానస్తందమిచ్చమాన ఇచ్చమాన స్తం దేవా దేవాస్తమిచ్చమాన ఇచ్చమాన స్తం దేవా దేవాస్తందం దేవా అబ్రువన్ అబ్రువన్ దేవాస్తందం దేవా అబ్రువన్ దేవా అబ్రువన్ అబ్రువన్ దేవా దేవా అబ్రువన్ను కోపా అబ్రువన్ దేవా దేవా అబ్రువన్ను అబ్రువన్ను కోపా అబ్రువన్ అబ్రువన్ను పనోన ఉపా అబ్రువన్ అబ్రువన్ ఉపన ఉపనోన ఉపోపన ఆన ఉపోపన ఆనోన ఆవర్తస్వ వర్తస్వ నోన ఆవర్తస్వ ఆవర్తస్వ వర్తస్వ వర్తస్వ హవ్యము హవ్యం వర్తస్వ వర్తస్వ హవ్యం వర్తస్వ హవ్యము హవ్యం వర్తస్వ వర్తస్వ హవ్యం నో నో హవ్యం వర్తస్వ వర్తస్వ హవ్యం హవ్యం నో నో హవ్యము హవ్యం నో వహ నో హవ్యము హవ్యం నో వహ నో వహ వహ నో నో వహేదీతి వహ నో నో వహేతి వహేదీతి వహ వహేది సస ఇది వహ వహేది సహాయ సస ఇది సో బ్రవీద బ్రవీత్ స ఇది సో బ్రవీ ప్రవీద ప్రవీత్సో ప్రవీత్వరం వరమ ప్రవీత్సో ప్రవీత్వరం ప్రవీత్వరం వరమ ప్రవీద ప్రవీత్వరం వృణై వృణై వరమ ప్రవీద ప్రవీత్వరం వృణై వృణై వృణై వరం వరం వృణై మహ్యం మహ్యం వృణై వరం వరం వృణై మహ్యం వృణై మహ్యం మహ్యం వృణై వృణై మహ్యమేవైవ మహ్యం వృణై వృణై మహ్యమేవైవ మహ్యం మహ్యమేవ వాజ ప్రసవీయం వాజ ప్రసవీయమేవ మహ్యం మహ్యమేవ వాజ ప్రసవీయం వాజ ప్రసవీయం వాజ ప్రసవీయమేవైవ వాజ ప్రసవీయం జోహవన్ జోహవను వాజ ప్రసవీయమేవైవ వాజ ప్రసవీయం జోహవన్ వాజ ప్రసవీయం జోహవన్ జోహవను వాజ ప్రసవీయం వాజ ప్రసవీయం జోహవన్ నిధి జోహవన వాజ ప్రసవీయం వాజ ప్రసవీయం జోహవన్ నిధి వాజ ప్రసవీయమితి వాజ ప్రసవీయం జోహవన్ నిధి జోహవన్ జోహవన్ నిధి తస్మాత్ తస్మాదితి జోహవన్ జోహవన్ నిధి తస్మాత్ తస్మాత్ తస్మాదితి తస్మాదగ్నజేగ్నజే తస్మాది తస్మాదగ్నయే వాజ ప్రసవీయం వాజ ప్రసవీయమగ్నయే తస్మాత్ తస్మాదగ్నయే వాజ ప్రసవీయం అగ్నయే వాజ ప్రసవీయం వాజ ప్రసవీయమగ్నయేగ్నయే వాజ ప్రసవీయం జుహ్పతి జుహ్పతి వాజ ప్రసవీయమగ్నయేగ్నయే వాజ ప్రసవీయం జుహ్పతి వాజ ప్రసవీయం జుహ్పతి జుహ్పతి వాజ ప్రసవీయం వాజ ప్రసవీయం జుహ్పతి యజ్జుహ్పతి వాజ ప్రసవీయం వాజ ప్రసవీయం జుహ్పతి వాజ ప్రసవీయమితి వాజ ప్రసవీయం యజ్జుహ్పతి జుహ్పతి యద్వాజ ప్రసవీయం వాజ ప్రసవీయం యజ్జుహ్పతి జుహ్పతి యద్వాజ ప్రసవీయం యద్వాజ ప్రసవీయం వాజ ప్రసవీయం యద్వాజ ప్రసవీయం జుహోతి జుహోతి వాజ ప్రసవీయం యద్వాజ ప్రసవీయం జుహోతి వాజ ప్రసవీయం జుహోతి జుహోతి వాజ ప్రసవీయం వాజ ప్రసవీయం జుహోత్యగ్నిమగ్నిం జుహోతి వాజ ప్రసవీయం వాజ ప్రసవీయం జుహోత్యగ్నిం వాజ ప్రసవీయమితి వాజ ప్రసవీయం జుహోత్యగ్నిమగ్నిం జుహోతి జుహోత్యగ్నిమేవైవాగ్నిం జుహోతి జుహోత్యగ్నిమేవాగ్నిమేవైవాగ్నిమగ్నిమేవ దత్తదేవాగ్నిమగ్నిమేవ తత్తదేవైవ దత్తాగధేయేన భాగధేయేన తదేవైవ దత్తాగధేయేన భాగధేయేన భాగధేయేన తత్తద్భాగధేయేన సగం సంభాగధేయేన తత్తద్భాగధేయేన సంభాగధేయేన సగం సంభాగధేయేన భాగధేయేన సమర్థయత్యర్థయతి సంభాగధేయేన భాగధేయేన సమర్థయతి భాగజేనేతి భాగాజేన సమర్థయత్యర్థైరసకం సమర్థయత్యథోర్థైరసకం సమర్థయత్యథో అర్థయత్యథో అథో అర్థయత్యర్థయత్యథో అభిషేకోభిషేకోథో అర్థయత్యర్థయత్యథో అభిషేక అథో అభిషేకోభిషేకోథో అథో అభిషేక ఏవైవాభిషేకోథో అథో అభిషేక ఏవాథోత్యథోషేక ఏవైవాభిషేకోభిషేక ఏవాస్యాస్వైవాభిషేకోభిషేక ఏవాస్యాభిషేక ఇత్యపి శేఖ వృందే వృందేగ్నిరగ్నిరుంధే రుంధేగ్నిర్వైవా అగ్నిరుంధేరుంధేర్వై వా అగ్నిరగ్నిర్వై దేవానాం దేవానాం వా అగ్నిరగ్నిర్వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానామభిషిక్తో దేవానాం వై వై దేవానామభిషిక్తాం దేవానామభిషిక్తో దేవానాం దేవానామభిషిక్తో అగ్నిచిదగ్నిచిదభిషిక్తో దేవానాం దేవానామభిషిక్తోగ్నిచిద్ జుహోతి జుహోతి పయసా జుహోత్యన్నైవాన్నా జుహోతి జుహోత్యన్నైవాన్నైవాన్నాన్నైవాస్మా అస్మా ఏవాన్నాన్నైవాస్మి ఏవా ఆస్మాస్మా ఏవైవాస్మై రాత్రిగో రాత్రిమస్మా ఏవైవాస్మై రాత్రిం అస్మై రాత్రిగో రాత్రిమస్మాస్మై రాత్రిం ప్రరాత్రిమస్మాస్మై రాత్రిం ప్రరాత్రిం ప్రరాత్రిగో రాత్రిం ప్రదాపయతి దాపయతి ప్రరాత్రిగో రాత్రిం ప్రదాపయతి దాపయతి దాపయతి ప్రదాపయతి రాత్రియా రాత్రియా దాపయతి ప్రదాపయతి రాత్రియా దాపయతి రాత్రియా రాత్రియా దాపయతి దాపయతి రాత్రియా హరః రాత్రియా దాపయతి దాపయతి రాత్రియా రాత్రియా హరః రాత్రియా రాత్రియా హరో రాత్రే అహో రాత్రే అహా రాత్రియా రాత్రియా హరో రాత్రే అహరహో రాత్రే అహో రాత్రే అహరహరహో రాత్రే ఏ వైవాహో రాత్రే అహరహరహో రాత్రే ఏవాహో రాత్రే ఏ వైవాహో రాత్రే అహో రాత్రే ఏవాస్మాస్మా ఏవాహో రాత్రే అహో రాత్రే ఏవాస్మై అహో రాత్రే ఇత్యహ రాత్రే ఏవాస్మాస్మా ఏవైవాస్మై ప్రత్యే ప్రత్యే అస్మా ఏవైవాస్మై ప్రత్యే అస్మై ప్రత్యే ప్రత్యే అస్మా అస్మై ప్రత్యే కామం కామం ప్రత్యే అస్మా అస్మై ప్రత్యే కామం ప్రత్యే కామం కామం ప్రత్యే ప్రత్యే కామమన్నాద్యమన్నాద్యం కామం ప్రత్యే ప్రత్యే కామమన్నాద్యం ప్రత్యే ఇది ప్రత్యే కామమన్నాద్యమన్నాద్యం కామం కామమన్నాద్యం దుహాదే దుహాదే అన్నాద్యం కామం కామమన్నాద్యం దుహాదే అన్నాద్యం దుహాదే దుహాదే అన్నాద్యమన్నాద్యం దుహాదే రాష్ట్రహృదో రాష్ట్రహృదో దుహాదే అన్నాద్యమన్నాద్యం దుహాదే రాష్ట్రహృదః అన్నాద్యమిత్యన్నాద్యం దుహాదే రాష్ట్రహృదో రాష్ట్రహృదో దుహాదే దుహాదే రాష్ట్రహృదో జుహోది జుహోది రాష్ట్రహృదో దుహాదే దుహాదే రాష్ట్రహృతో జుహోది రాష్ట్రహృదో జుహోది జుహోది రాష్ట్రహృదో రాష్ట్రహృదో జుహోది రాష్ట్రగో రాష్ట్రం జుహోది రాష్ట్రహృదో రాష్ట్రహృదో జుహోది రాష్ట్రం రాష్ట్రహృద ఇది రాష్ట్రహృద జుహోది రాష్ట్రగో రాష్ట్రం జుహోది జుహోది రాష్ట్రమేవైవ రాష్ట్రం జుహోది జుహోది రాష్ట్రమేవ రాష్ట్రమేవైవ రాష్ట్రగో రాష్ట్రమేవా వైవ రాష్ట్రగో రాష్ట్రమేవా వైవైవృందే రుంధే వై వై వృందే వృందే రుంధే వృందే షడ్భిష్ షడ్భీరుంధే వృందే షడ్భి రుంధే షడ్భిష్ షడ్భీరుంధే రుంధే షడ్భిర్జుహోతి జుహోతి షడ్భీరుంధే రుంధే షడ్భిర్జుహోతి షడ్భిర్జుహోతి జుహోతి షడ్భిష్ షడ్భిర్జుహోతి షట్ షడ్జుహోతి షడ్భిష్ షడ్భిర్జుహోతి షడ్ షడ్భిరితి షడ్ షడ్జుహోతి జుహోతి షట్ వై వై షట్యుహోతి జుహోతి షట్ వై షట్ వై వై షట్ షడ్వాతవతవో వై షట్ షడ్వాతవః అతవర్ధవో వై వా అతవర్ధుష్మృతు స్మృతవో వై వా అర్ధవర్ధుషు అతవర్ధుష్మృతు స్మృతవ అర్ధవర్ధుష్వై వర్తు స్మృతవ అర్ధవర్ధుష్వేవే వై వర్తు స్మృతు స్వేవ ప్రతి ప్రత్యే వర్తు స్మృతు స్వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యే వైవ ప్రతిష్టది నిష్టది ప్రత్యే వైవ ప్రతిష్టది నిష్టది నిష్టది ప్రతి ప్రతిష్టది భువనస్య భువనస్య నిష్టది ప్రతి ప్రతిష్టది భువనస్య భువనస్య భువనస్య తిష్టతి తిష్టతి భువనస్య పదే పదే భువనస్య తిష్టతి తిష్టతి భువనస్య పదే భువనస్య పదే పదే భువనస్య భువనస్య పద ఇది పదే భువనస్య భువనస్య పద ఇది పదే పద ఇది రథముఖే రథముఖ ఇది పదే పద ఇది రథముఖే రథముఖే రథముఖ ఇది రథముఖే పంచ పంచ రథముఖ ఇది రథముఖే పంచ రథముఖే పంచ పంచ రథముఖే రథముఖే పంచాహుతే రాహుతే పంచ రథముఖే రథముఖే పంచాహుతే రథముఖే పంచాహుదే రాహుదే పంచ పంచాహుదేర్జుహోది జుహోత్యాహుదే పంచ పంచాహుదేర్జుహోది ఆహుదేర్జుహోది జుహోత్యాహుదే రాహుదేర్జుహోది వజ్రో వజ్రో జుహోత్యాహుదే రాహుదేర్జుహోది వజ్రః ఆహుదేరిత్యా జుహోది వజ్రో వజ్రో జుహోది జుహోది వజ్రో వై వై వజ్రో జుహోది జుహోది వజ్రో వై వజ్రో వై వై వజ్రో వజ్రో వై రథో రథో వై వజ్రో వజ్రో వై రథో రథో వై వై రథో వజ్రేణ వజ్రేణ రథో వై వై రథో వజ్రేణ రథో వజ్రేణ వజ్రేణ రథో రథో వజ్రేణైవ వజ్రేణ రథో రథో వజ్రేణైవ వజ్రేణైవ వజ్రేణ వజ్రేణైవ దిశో దిశ ఏవ వజ్రేణ వజ్రేణైవ దిశ ఏవ దిశో దిశ ఏవైవ దిశోభ్యభిదిశ ఏవైవ దిశోభి దిశోభ్యభిదిశో దిశోభిజయతిభిదిశో దిశోభిజయతి అభిజయతి జయత్యభ్యభిజయత్యగ్నిజితమగ్నిజితం జయత్యభిజితమగ్నిజితం జయతి జయత్యభిజితగోహ జయతి జయత్యభిజితగోహ నిజితగోహ నిజితమగ్నిజితగోహ హవై వైహాగ్నిజితమగ్నిజితగో హవైనిత్యగ్నిచితం హవై వైన హవా అముష్మిన్నముష్మిను వైహ హవా అముష్మిన్ అముష్మిన్నముష్మిను వైవ అముష్మిన్ లోకే లోకే ముష్మిను వైవ అముష్మిన్ లోకే అముష్మిన్ లోకే లోకే ముష్మిన్ నమస్మిన్ లోకే వాతో వాతో లోకే ముష్మిన్ నమస్మిన్ లోకే వాత లోకే వాతో వాతో లోకే లోకే వాతోభ్యభివాతో లోకే లోకే వాతోభ్యభివాతో వాతో విభవతే భవతే భివాతో వాతో విభవతే హరియో దేవోదేభ్యభిభవతే వాత నామాని వాత నామాని భవతేభ్యభిభవతే వాత నామాని భవతే వాత నామాని వాత నామాని భవతే భవతే వాత నామాని జుహోతి జుహోతి వాత నామాని భవతే భవతే వాత నామాని జుహోతి వాత నామాని జుహోతి జుహోతి వాత నామాని వాత నామాని జుహోత్యభ్యభిజుహోతి వాత నామాని వాత నామాని జుహోత్యభి వాత నామానీతి వాత నామాని జుహోత్యభ్యభిజుహోతి జుహోత్యభ్యే వైవాభిజుహోతి జుహోత్యభ్యే వాభ్యే వైవాభ్యాభ్యే వైనమేనమైవాభ్యాభ్యే వైనం ఏనమైనమేనమేవైనముష్మిన్నముష్మిన్నేనమేవైనముష్మిన్నేనమముష్మిన్నముష్మిన్ లోకే లోకే ముష్మిన్నేనమేనముష్మిన్ లోకే ముష్మిన్ లోకే లోకే ముష్మిన్నముష్మిన్ లోకే వాతో వాతో లోకే ముష్మిన్నముష్మిన్ లోకే వాత లోకే వాతో వాతో లోకే లోకే వాత పవతే పవతే వాతో లోకే లోకే వాత పవతే వాత పవతే పవతే వాతో వాత పవతే త్రీణి త్రీణి పవతే వాతో వాత పవతే త్రీణి భవతే త్రీణి త్రీణి భవతే భవతే త్రీణి జుహోతి జుహోతి త్రీణి భవతే భవతే త్రీణి జుహోతి త్రీణి జుహోతి జుహోతి త్రీణి త్రీణి జుహోతి త్రయస్త్రయో జుహోతి త్రీణి త్రీణి జుహోతి త్రయ జుహోతి త్రయస్త్రయో జుహోతి జుహోతి త్రయ ఇమ ఇమే త్రయో జుహోతి జుహోతి త్రయ ఇమే ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ఏభ్య ఏభ్యో లోకా ఇమ ఇమే లోకా ఏభ్య లోకా ఏభ్య ఏభ్యో లోకా లోకా ఏభ్య ఏవై వైభ్యో లోకా లోకా ఏభ్య ఏవ ఏభ్య ఏవై వైభ్య ఏభ్య ఏవ లోకేభ్యో లోకేభ్య ఏవైభ్య ఏభ్య ఏవ లోకేభ్య ఏవ లోకేభ్యో లోకేభ్య ఏవైవ లోకేభ్యో వాతం వాతం లోకేభ్య ఏవైవ లోకేభ్యో వాతం లోకేభ్యో వాతం వాతం లోకేభ్యో లోకేభ్యో వాతమ వాతం లోకేభ్యో లోకేభ్యో వాతమ వాతమ వాతం వాతమ వరుంధే రుంధే వాతం వాతమ వరుంధే వరుంధే రుంధే వావరుంధే సముద్ర సముద్రో రుంధే వావరుంధే సముద్ర రుంధే సముద్ర సముద్రో రుంధే రుంధే సముద్రో శ్రి సముద్రో రుంధే రుంధే సముద్రో శ్రీ సముద్రో స్థితి సముద్ర సముద్రో జనభస్వాన్నభస్వాన్ సముద్ర సముద్రో జనభస్వాన్ వాతస్య వాతస్య రూపగో రూపం వాతస్య వై వాతస్య రూపం వాతస్య రూపగో రూపం వాతస్య వాతస్య రూపగో రూపేణ రూపేణ రూపం వాతస్య వాతస్య రూపగో రూపేణ రూపగో రూపేణ రూపేణ రూపగో రూపగో రూపేణ ఇవైవ రూపేణ రూపగో రూపేణ ఇవ వాతం వాతం వాతమే వాతమ వరుంధే రుంధే వాతం వాతమ వరుంధే రుంధే రుంధే వావరుంధేంజలినా రుంధే వావరుంధేంజలినా జుహోతి జుహోత్యంజలినా రుంధే రుంధేంజలినా జుహోతి జలినా జుహోతి జుహోత్యంజలినా జుహోతిరణ జుహోత్యంజలినా జుహోతిరన్యథైతేషామన్యథాహుతిరాహుతిరన్యథైతేషామేతేషామన్యథాహుతిః అన్యథాహుతిర

ప్రచ్యుతః ప్రచ్యుతః స్యాద ప్రతిష్ఠితాః ప్రతిష్ఠితాః స్యాత్ ప్రచ్యుతః ప్రచ్యుతః స్యాద ప్రతిష్ఠితాః ప్రచ్యుత ఇది ప్రచ్యుతః స్యాద ప్రతిష్ఠితాః ప్రతిష్ఠితాః స్యాత్ స్యాద ప్రతిష్ఠితాః ఆహుతయ ఆహుతయో ప్రతిష్ఠితాః స్యాత్ స్యాద ప్రతిష్ఠితాః ఆహుతయ ప్రతిష్ఠితాః ఆహుతయ ఆహుతయో ప్రతిష్ఠితాః అప్రతిష్ఠితాః ఆహుతయ స్యోశ్చిరాహుతయో ప్రతిష్ఠితాః అప్రతిష్ఠితాః ఆహుతయ స్యో అప్రతిష్ఠిత ఇత్యప్రతిష్ఠితాః ఆహుతయ స్యోశ్చిరాహుతయ ఆహుతయ స్యురప్రతిష్ఠితాః అప్రతిష్ఠితాః స్యురాహుతయ ఆహుతయ స్యురప్రతిష్ఠితాః ఆహుతయ ఇత్యాహుతయః స్యురప్రతిష్ఠితాః అప్రతిష్ఠితాః స్యురప్రతిష్ఠితాః స్తోమా స్తోమా అప్రతిష్ఠితాః స్యురప్రతిష్ఠితాః స్తోమా అప్రతిష్ఠితాః స్తోమా స్తోమా అప్రతిష్ఠితాః అప్రతిష్ఠితాః స్తోమా అప్రతిష్ఠితాన్యప్రతిష్ఠితాని స్తోమా అప్రతిష్ఠితాః అప్రతిష్ఠితాః స్తోమా అప్రతిష్ఠితాని అప్రతిష్ఠితా ఇత్యప్రతిష్ఠితాః స్తోమా అప్రతిష్ఠితాన్యప్రతిష్ఠితాని స్తోమా స్తోమా అప్రతిష్ఠితాన్యుక్తాన్యుక్తాన్యప్రతిష్ఠితాని స్తోమా స్తోమా అప్రతిష్ఠితాన్యుక్తాని అప్రతిష్ఠితాన్యుక్తాన్యుక్తాన్యప్రతిష్ఠితాన్యప్రతిష్ఠితాన్యుక్తాని ప్రతిష్ఠితాన్యప్రతిష్ఠితాన్యుక్తాని ఉత్థాని దృభ ప్రాదస్సవనే ప్రాదస్సవనే దృభిరుక్తాన్యుక్తాని దృభ ప్రాదస్సవనే ప్రాదస్సవనే ప్రాదస్సవనే దృభిస్తుభి ప్రాదస్సవనేభ్యభి ప్రాదస్సవనే దృభిస్తుభి ప్రాదస్సవనేభిభిరేతేభిస్తవనేభ్యభి ప్రాదస్సవనే ప్రాదస్సవనే విమృశతిమృశత్యభి ప్రాదస్సవనే ప్రాదస్సవనే విమృశతి ప్రాదస్సవన ఇది ప్రాదః ృశతిమృశత్యభ్యమృశతిమృశత్యభ్యమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశతిమృశత అగ్నిరగ్నిర్వైవ అగ్నిర్యావానుయావాన్ అగ్నిర్వైవ అగ్నిర్యావాన్ అగ్నిర్యావానుయావాన్ స్తోత్రేద్వాభ్యామభిద్వాభ్యాగు స్తోత్రేస్తోత్రేద్వాభ్యామభ్యభిద్వాభ్యాగు స్తోత్రేస్తోత్రేద్వాభ్యామభి అభ్యామభ్యభిద్వాభ్యాంద్వాభ్యామభిమృషది మృషత్యభిద్వాభ్యాంద్వాభ్యామభిమృషది అభిమృషది యోగ్నిమగ్నిం చినుతే నన జినుతే అగ్నిమగ్నిం చినుతే శృతేన చినుతే చినుతేన వై వై నచినుతే చినుతేన వై వై వై నవ ఏతస్యైతస్య వై నవ ఏతస్యైతస్య వై వా ఏతస్యానిష్టకే నిష్టక ఏతస్య వై వా ఏతస్యానిష్టకే ఏతస్యానిష్టకే నిష్టక ఏతస్యైతస్యానిష్టక ఆహుతిరాహుతిరనిష్టక ఏతస్యైతస్యానిష్టక ఆహుతి నిష్టక ఆహుతిరాహుతిరనిష్టకే నిష్టక ఆహుతిర వాహుతిరనిష్టకే నిష్టక ఆహుతిరవాహుతిర వాహుతిరాహుతిరవ కల్పతే కల్పతే వాహుతిరాహుతిరవ కల్పతే ఆహుతిరిత్యాహుతిరవకల్పతే కల్పతే వావకల్పతే జాయ్యాం కల్పతే వావకల్పతే కల్పతే జాయ్యాం కల్పతే కల్పతే యాం వై వైయాం కల్పతే కల్పతే యాం వై యాం వై వైయాయ్యాం వా ఏష వైయాయ్యాం వా ఏష ఏష వై వా ఏషో నిష్టకే నిష్టక ఏష వై వా ఏషో నిష్టకే ఏషో నిష్టకే నిష్టక ఏషో నిష్టక ఆహుతిమాహుతిమనిష్టక ఏషో నిష్టక ఆహుతిమనిష్టక ఆహుతిమాహుతిమనిష్టకే నిష్టక ఆహుతిం జుహోతి జుహోత్యాహుతిమనిష్టకే నిష్టక ఆహుతిం జుహోతి ఆహుతిం జుహోతి జుహోత్యాహుతిమాహుతిం జుహోతి స్రవతి స్రవతి జుహోత్యాహుతిమాహుతిం జుహోతి స్రవతి ఆహుతిమిత్యాహుతిం జుహోతి స్రవతి స్రవతి జుహోతి జుహోతి స్రవతి వై వై స్రవతి జుహోతి జుహోతి స్రవతి వై స్రవతి వై వై స్రవతి స్రవతి వై సా వై స్రవతి స్రవతి వై సా వై వై సాగూ సా వై వై సాగూ సాగు శ్రవంతి గుశ్రవంతీంతాగూ సాగు శ్రవంతి స్రవంతే గుశ్రవంతీంతాగు స్రవంతి యజ్ఞో యజ్ఞ స్రవంతీంతాగు స్రవంతి యజ్ఞ యజ్ఞో యజ్ఞ స్రవంతి గుశ్రవంతి యజ్ఞోన్మను యజ్ఞ స్రవంతి గుశ్రవంతి యజ్ఞోను యజ్ఞాన్మన యజ్ఞో యజ్ఞోనుపరాపరాను యజ్ఞో యజ్ఞోనుపరాపరాన్వనుపరా భవతి భవతి పరాన్వనుపరా భవతి భవతి భవతి పరాపరా భవతి యజ్ఞం యజ్ఞం భవతి పరాపరా భవతి యజ్ఞం భవతి యజ్ఞం యజ్ఞం భవతి భవతి యజ్ఞం యజమానో యజమానో యజ్ఞం భవతి భవతి యజ్ఞం యజమాన యజమానో యజమానో యజ్ఞం యజ్ఞం యజమానో యజమానో యజ్ఞం యజ్ఞం యజమానో యజమానో యజమానో యజమానో యత్పునశ్చితిం పునశ్చితిం యజమానో యజమానో యత్పునశ్చితిం యన్ పునశ్చితిం పునశ్చితిం యత్పునశ్చితిం జనుదే జనుదే పునశ్చితిం యత్పునశ్చితిం చినుదే పునశ్చితిం చినుదే చినుదే పునశ్చితిం పునశ్చితిం చినుత ఆహుతీనామాహుతీనాం చినుదే పునశ్చితిం పునశ్చితిం చినుత ఆహుతీనామిది పునః చినుత ఆహుతీనామాహుతీనాం చినుదే చినుత ఆహుతీనాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఆహుతీనాం చినుదే చినుత ఆహుతీనాం ప్రతిష్ఠిత్యై ఆహుతీనాం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఆహుతీనామాహుతీనాం ప్రతిష్ఠిత్యై ప్రతి ప్రతి ప్రతిష్ఠిత్యా ఆహుతీనామాహుతీనాం ప్రతిష్ఠిత్యై ప్రతి ప్రతిష్ఠిత్యై ప్రతి ప్రతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ప్రత్యాహుతయ ఆహుతయ ప్రతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ప్రత్యాహుతయ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై ప్రత్యాహుతయ ఆహుతయ స్మృతి ప్రత్యాహుతయ స్తిష్ఠంతి తిష్ఠంత్యాహుతయ ప్రతి ప్రత్యాహుతయ స్తిష్ఠంతి ఆహుతయ స్తిష్ఠంతి తిష్ఠంత్యాహుతయ ఆహుతయ స్తిష్ఠంతి నన తిష్ఠంత్యాహుతయ ఆహుతయ స్తిష్ఠంతి ఆహుతయ ఇత్యాహుతయ తిష్ఠంతి తిష్టంతి యజ్ఞో యజ్ఞో నతిష్టంతి తిష్టంతి యజ్ఞ యజ్ఞో యజ్ఞానన యజ్ఞ పరా భవతి పరా భవతి యజ్ఞానన యజ్ఞ పరా భవతి యజ్ఞ పరా భవతి పరా భవతి యజ్ఞో యజ్ఞ పరా భవతి నన పరా భవతి యజ్ఞో యజ్ఞ పరా భవతి నరా భవతి నన పరా భవతి పరా భవతి నేజమానో యజమానో నరా భవతి పరా భవతి నేజమాన భవతి పరా భవతి యజమానో యజమానో నయజమానోష్టావస్తౌ యజమానో నయజమానోష్టౌ యజమానోష్టావస్తౌ యజమానో యజమానోష్టావుపోపాష్టౌ యజమానో యజమానోష్టావుపాష్టావుపోపాష్టావస్తావుపదధాతి దధాత్యుమాష్టావస్తావుపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాత్యష్టాక్షరాష్టాక్షరా దధాత్యుపోపదధాత్యష్టాక్షరాష్టాక్షరాష్టాక్షరా దధాతి దధాత్యష్టాక్షరా గాయత్రీ గాయత్ర్యష్టాక్షరా దధాతి దధాత్యష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరా గాయత్రీ గాయత్ర్యష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ గాయత్రేణ గాయత్రేణ గాయత్ర్యష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ గాయత్రేణ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రేణ గాయత్రేణ గాయత్రీ గాయత్ర గాయత్రీ గాయత్రేణైవ గాయత్రేణ గాయత్రీ గాయత్రీ గాయత్రేణైవ గాయత్రేణైవ గాయత్రేణ గాయత్రేణైవైనమేనమేవ గాయత్రేణ గాయత్రేణైవైనం ఏవైనమేనమేవైనం ఛందసా ఛందసైనమేవైనం ఛందసా ఛందసా ఛందసైనమేనం ఛందసా చినుదే చినుదే ఛందసైనమేనం ఛందసా చినుదే ఛందసా చినుదే చినుదే ఛందసా ఛందసా చినుదే యద్యచ్చినుదే ఛందసా ఛందసా చినుదే యదే యద్యచ్చినుదే చినుదే ఏకాదశైకాదశ యచ్చినుదే చినుదే ఏకాదశ ఏకాదశైకాదశ యద్యదేకాదశ త్రైష్ఠుభేన త్రైష్ఠుభేనైకాదశ యద్యదేకాదశ త్రైష్ఠుభేన ఏకాదశ త్రైష్ఠుభేన త్రైష్ఠుభేనైకాదశైకాదశ త్రైష్ఠుభేన యద్యత్రైష్ఠుభేనైకాదశైకాదశ త్రైష్ఠుభేన యత్ త్రైష్ఠుభేన యద్యత్రైష్ఠుభేన త్రైష్ఠుభేన యద్వాదశ ద్వాదశ యత్రైష్ఠుభేన త్రైష్ఠుభేన యద్వాదశ యద్వాదశ ద్వాదశ యద్యద్వాదశ జాగతేన జాగతేన ద్వాదశ యద్యద్వాదశ జాగతేన ద్వాదశ జాగతేన జాగతేన ద్వాదశ ద్వాదశ జాగతేన ఛందోభిశ్చందోభిర్జాగతేన ద్వాదశ ద్వాదశ జాగతేన ఛందోభిః జాగతేన ఛందోభిశ్చందోభిర్జాగతేన జాగతేన ఛందోభిరేవైవ ఛందోభిర్జాగతేన జాగతేన ఛందోభిరేవ ఛందోభిరేవైవ ఛందోభిశ్చందోభిరేవైనమేనమేవ ఛందోభిశ్చందోభిరేవయం ఛందోభిరితి ఛందః ఏవైనమేనమేవైవైనం చినుదే చినుద ఏనమేవైవైనం చినుదే చినుదే చినుత ఏనమేనం చినుదేన పాత్కోన పాత్కశ్చినుత ఏనమేనం చినుదేన పాత్కః చినుదేన పాత్కోన పాత్కశ్చినుదే చినుదేన పాత్కో వైవైన పాత్కశ్చినుదే చినుదేన పాత్కో వై పాత్కో వైవైన పాత్కోన పాత్కో వై నామ నామ వైన పాత్కోన పాత్కో వై నామ వై నామ నామ వైవై నామైష ఏష నామ వైవై నామైష నామైష ఏష నామ నామైషో అగ్నిరగ్నిరేష నామ నామైషో ఏషో అగ్నిరగ్నిరేష ఏషో అగ్నిర్యత్యగ్నిరేష ఏషో అగ్నిర్యత్యగ్నిరగ్నిర్యత్ పునశ్చితి పునశ్చితిర్యదగ్నిరగ్నిర్యత్ పునశ్చితి పునరాధేయం పునరాధేయమా ధత్తే ధత్తః పునరాధేయం పునరాధేయమా ఆధేయమాధత్తేయమిది పునః ఆధేయం ఆధత్తే దత్త ఆధత్తేయో దత్త ఆధత్తేయో ధత్తే సత్తేయోగ్నిమగ్నియో ధత్తే సత్తేయోగ్ని మనుర్మనుస్తన్మను రగ్నిమగ్నిమనుర్మను రగ్నిమచినుతాచినుతాగ్నిమనుర్మను రగ్నిమచినుతాగ్నిమచినుతాగ్నిమగ్నిమచినుతతేన తేన చినుతాగ్నిమగ్నిమచినుతతేన చినుతతేన చినుతాచినుతతేన తేన చినుతా చినుతేన ఏతాగుంసస ఏతాం పునశ్చితిం పునశ్చితిమేతాగుంసస ఏతాం పునశ్చితిం ఏతాం పునశ్చితిం పునశ్చితిమేతామేతాం పునశ్చితిమపశ్యత పశ్యత్ పునశ్చితిమేతామేతాం పునశ్చితిమపశ్యత్ పునశ్చితిమపశ్యత పశ్యత్ పునశ్చితిం పునశ్చితిమపశ్యత్తాం తామపశ్యత్ పునశ్చితిం పునశ్చితిమపశ్యత్తాశ్చితిమితి పునః చితిం పశ్యత్తాం తామపశ్యత పశ్యత్తామ చినుతా చినుత తామపశ్యత పశ్యత్తామ చినుతా తామ చినుతా చినుతతాం తామ చినుతతయాతయా చినుతతాం తామ చినుతతయాతయా చినుతా చినుతతయా వై వైతయా చినుతా చినుతతయా వై వై వైతయా వై సస వైతయా దయా వై సహ వై సస వై వై సార్ధో స వై వై సార్ధోదార్ధ్వనశ్చితిం పునశ్చితిం కంకచితం కంకచితం చిన్వేద కంకచితం కంకచితం చిన్వీతయః కచితమితి కంకాచితం చిన్వీతయో యశ్చిన్వీత చిన్వీతయః కామయేత కామయేత యశ్చిన్వీత చిన్వీతయః కామయేత కామయేత కామయేత యోయః కామయేత శీర్షణ్వాన్ శీర్షణ్వాన్ కామయేత యోయః కామయేత శీర్షణ్వాన్ కామయేత శీర్షణ్వాన్ శీర్షణ్వాన్ కామయేత కామయేత శీర్షణ్వాన్ నముష్మిన్ నముష్మిన్ శీర్షణ్వాన్ కామయేత కామయేత శీర్షణ్వాన్ నముష్మిన్ శీర్షణ్వాన్ నముష్మిన్ నముష్మిన్ శీర్షణ్వాన్ శీర్షణ్వాన్ నముష్మిన్ లోకే లోకే నముష్మిన్ శీర్షణ్వాన్ శీర్షణ్వాన్ నముష్మిన్ లోకే శీర్షణ్వాన్ ఇది శీర్షణ్వాన్ నముష్మిన్ లోకే లోకే నముష్మిన్ నముష్మిన్ లోకే స్యాగు స్యాన్ లోకే నముష్మిన్ నముష్మిన్ లోకే స్యాన్ లోకే స్యాగు స్యాన్ లోకే లోకే స్యామిది స్యాన్ లోకే లోకే స్యామిది స్యామిది స్యాగు స్యామిది శీర్షణ్వాన్ శీర్షణ్వాన్ ఇది స్యాగు స్యామిది శీర్షణ్వాన్ శీర్షణ్వాన్ శీర్షణ్వాన్ ఇది శీర్షణ్వానేవైవ శీర్షణ్వాన్ ఇది శీర్షణ్వానేవ శీర్షణ్వానేవైవ శీర్షణ్వాన్ శీర్షణ్వానేవాముష్మిన్ నముష్మిన్నేవ శీర్షణ్వాన్ శీర్షణ్వానేవాముష్మిన్నో శీర్షణ్వాన్ ఇది శీర్షణ్వాన్ ఏవాముష్మిన్ నముష్మిన్నేవైవాముష్మిన్ లోకే లోకే ముష్మిన్నేవైవాముష్మిన్ లోకే ముష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే భవతి భవతి లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే భవతి లోకే భవతి భవతి లోకే లోకే భవత్యల జజితమల జజితం భవతి లోకే లోకే భవత్యల జజితం భవత్యల జజితమల జజితం భవతి భవత్యల జజితం చిన్వీత చిన్వీతాల జజితం భవతి భవత్యల జజితం చిన్వీతాల జజితం చిన్వీత చిన్వీతాల జజితమల జజితం చిన్వీత చతుశ్రీతం చతుశ్రీతం చిన్వీతాల జజితమల జజితం చిన్వీత చతుశ్రీతం అల జజితమిత్యలజాచితం చిన్వీత చతుశ్రీతం చతుశ్రీతం చిన్వీత చిన్వీత చతుశ్రీతం ప్రతిష్టాకామ ప్రతిష్టాకామశ్చతుశ్రీతం చిన్వీత చిన్వీత చతుశ్రీతం చతుశ్రీతం ప్రతిష్టాకామ ప్రతిష్టాకామశ్చతుశ్రీతం చతుశ్రీతం ప్రతిష్టాకామశ్చతస్రశ్చతస్ర ప్రతిష్టాకామశ్చతుశ్రీతం చతుశ్రీతం ప్రతిష్టాకామశ్చతస్రశ్రీరమితి చతుశ్రీతం ప్రతిష్టాకామశ్చతస్రశ్చతస్ర ప్రతిష్టాకామ ప్రతిష్టాకామశ్చతస్రోదిశోదిశ్చతస్ర ప్రతిష్టాకామ ప్రతిష్టాకామశ్చతస్రోదిశ ప్రతిష్టాకామ ఇది ప్రతిష్టాకామశ్చతస్రోదిశోదిశ్చతస్రశ్చతస్రోదిశో దిక్షు దిక్షు దిశశ్చతస్రశ్చతస్రో దిశో దిక్షు దిక్షు దిక్షు దిశో దిశో దిక్ష్వే వైవ దిక్షు దిశో దిశో దిక్ష్వేవ దిక్ష్వే వైవ దిక్షు దిక్ష్వేవ ప్రతి ప్రత్యేవ దిక్షు దిక్ష్వేవ ప్రతి ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్ఠతి తిష్ఠతి ప్రత్యేవైవ ప్రతిష్ఠతి ప్రతిష్ఠతి తిష్ఠతి ప్రతి ప్రతిష్ఠతి ప్రభు గచితం ప్రభు గచితం తిష్ఠతి ప్రతి ప్రతిష్ఠతి ప్రభు గచితం ప్రకుగజితం ప్రకుగజితం తిష్ఠతి తిష్ఠతి ప్రకుగజితం చిన్వీత చిన్వీత ప్రకుగజితం తిష్ఠతి తిష్ఠతి ప్రకుగజితం చిన్వీత ప్రకుగజితం చిన్వీత చిన్వీత ప్రకుగజితం ప్రకుగజితం చిన్వీత భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాగుశ్చిన్వీత ప్రకుగజితం ప్రకుగజితం చిన్వీత భ్రాతృవ్యవాన్ ప్రకుగజితమితి ప్రకుగాచితం చిన్వీత భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాగుశ్చిన్వీత చిన్వీత భ్రాతృవ్యవాన్ ప్రభ్రాతృవ్యవాగుశ్చిన్వీత చిన్వీత భ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ ప్రభ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ రైవైవ ప్రభ్రాతృవ్యవాన్ భ్రాతృవ్యవాన్ రైవ భ్రాతృవ్యవాని భ్రాతృవ్యా రైవైవ ప్రప్రైవ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవ ప్రప్రైవ భ్రాతృవ్యా భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానేవైవ భ్రాతృవ్యాన్ నుదతే నుదతే భ్రాతృవ్యానేవైవ భ్రాతృవ్యాన్ నుదతే భ్రాతృవ్యాన్ నుదతే నుదతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదత ఉభయత ప్రఉగముభయత ప్రఉగన్ నుదతే భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదత ఉభయత ప్రఉగం నుదత ఉభయత ప్రఉగముభయత ప్రఉగన్ నుదతే నుదత ఉభయత ప్రఉగం చిన్వీత చిన్వీతోభయత ప్రఉగన్ నుదతే నుదత ఉభయత ప్రఉగం చిన్వీత ఉభయత ప్రఉగం చిన్వీత చిన్వీతోభయత ప్రఉగముభయత ప్రఉగం చిన్వీత యోజశ్చిన్వీతోభయత ప్రఉగముభయత ప్రఉగం చిన్వీతయ ఉభయత ప్రఉగమిత్యుభయత ప్రఉగం చిన్వీత యోజశ్చిన్వీత చిన్వీతయ కామజేత కామజేత యశ్చిన్వీత చిన్వీతయ కామజేత కామజేత కామజేత యోయః కామజేత ప్రప్రకామజేత యోయః కామజేత ప్రామజేత ప్రప్రకామజేత కామజేత ప్రజాతాన్ జాతాన్ ప్రకామజేత కామజేత ప్రజాతాన్ ప్రజాతాన్ జాతాన్ ప్రప్రజాతాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ జాతాన్ ప్రప్రజాతాన్ భ్రాతృవ్యాన్ జాతాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ జాతాన్ జాతాన్ భ్రాతృవ్యాన్ నుదేజ నుదేజ భ్రాతృవ్యాన్ జాతాన్ జాతాన్ భ్రాతృవ్యాన్ నుదేజ భ్రాతృవ్యాన్ నుదేయ నుదేయ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదేయ ప్రతి ప్రతి నుదేయ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదేయ

పరిచాయ్యం భవత్యేవైవ భవతి పరిచాయ్యం పరిచాయ్యం పరిచాయ్యం భవతి భవతి పరిచాయ్యం చిన్వీత చిన్వీత పరిచాయ్యం భవతి భవతి పరిచాయ్యం చిన్వీత పరిచాయ్యం చిన్వీత చిన్వీత పరిచాయ్యం పరిచాయ్యం చిన్వీత గ్రామకామో గ్రామకామశ్చిన్వీత పరిచాయ్యం పరిచాయ్యం చిన్వీత గ్రామకామాయమితి పరిచాయ్యం చిన్వీత గ్రామకామో గ్రామకామశ్చిన్వీత చిన్వీత గ్రామకామో గ్రామీ గ్రామీ గ్రామకామశ్చిన్వీత చిన్వీత గ్రామకామో గ్రామీ గ్రామకామో గ్రామీ గ్రామీ గ్రామకామో గ్రామకామో గ్రామ్యేవైవ గ్రామీ గ్రామకామో గ్రామకామో గ్రామ్యేవ గ్రామకామ ఇది గ్రామ కామః గ్రామ్యేవైవ గ్రామీ గ్రామ్యేవ భవతి భవత్యేవ గ్రామీ గ్రామ్యేవ భవతి ఏవ భవతి భవత్యేవైవ భవతి శ్మశానచితగ్ శ్మశానచితం భవత్యేవైవ భవతి శ్మశానచితం భవతి శ్మశానచితగ్ శ్మశానచితం భవతి భవతి శ్మశానచితం చిన్వీత చిన్వీత శ్మశానచితం భవతి భవతి శ్మశానచితం చిన్వీత శ్మశానచితం చిన్వీత చిన్వీత శ్మశానచితగ్ శ్మశానచితం చిన్వీత జోజశ్చిన్వీత శ్మశానచితగ్ శ్మశానచితం చిన్వీత శ్మశానచితమితి శ్మశానచితం చిన్వీత జోజశ్చిన్వీత చిన్వీత కామయేత కామయేత యశ్చిన్వీత చిన్వీత కామయేత కామయేత కామయేత యోయ కామయేత పితృలోకే పితృలోకే కామయేత యోయ కామయేత పితృలోకే కామయేత పితృలోకే పితృలోకే కామయేత కామయేత పితృలోకాధ్రుయాం పృథ్వ్యాం పితృలోకే కామయేత కామయేత పితృలోకాధ్రుయాధ్రుయా మృత్యాం పితృలోకే పితృలోకరధ్యామిత్యుద్ధ్యాం పితృలోకే పితృలోకరధ్యామితి పితృలోకేమిత్యుద్ధ్యా మృత్యామితి పితృలోకే పితృలోక ఇత్యుద్ధ్యా మృత్యామితి పితృలోకే పితృలోకే పితృలోక ఇదేతి పితృలోక ఏవైవ పితృలోక ఇదేతి పితృలోక ఏవ పితృలోక ఏవైవ పితృలోకే పితృలోక ఏవర్ధ్నోచ్యుద్ధ్నోత్యేవ పితృలోకే పితృలోక ఏవర్ధ్నోతి లోక ఇది పితృలోకే ఏవర్ధ్నోతి విశ్వామిత్రజమదగ్ని విశ్వామిత్రజమదగ్ని అర్ధ్నోత్యేవర్ధ్నోతి విశ్వామిత్రజమదగ్ని విశ్వామిత్రజమదగ్ని విశ్వామిత్రజమదగ్ని అర్ధ్నోత్యర్ధ్నోతి విశ్వామిత్రజమదగ్ని వశిష్ఠేన వశిష్ఠేన విశ్వామిత్రజమదగ్ని అర్ధ్నోత్యర్ధ్నోతి విశ్వామిత్రజమదగ్ని వశిష్ఠేన విశ్వామిత్రజమదగ్ని వశిష్ఠేన వశిష్ఠేన విశ్వామిత్రజమదగ్ని విశ్వామిత్రజమదగ్ని వశిష్ఠేనాస్పర్ధేదాం స్పర్ధేదాం వశిష్ఠేన విశ్వామిత్రజమదగ్ని విశ్వామిత్రజమదగ్ని వశిష్ఠేనాస్పర్ధేదాం విశ్వామిత్రజమదగ్ని ఇది విశ్వామిత్రజమదగ్ని వశిష్ఠేనాస్పర్ధేదాం స్పర్ధేదాం వశిష్ఠేన వశిష్ఠేనాస్పర్ధేదాం స్పర్ధేతాం వశిష్ఠేన వశిష్ఠేనాస్పర్ధేదాగూసో స్పర్ధేతామస్పర్ధేదాగూస ఏతా ఏతాసో స్పర్ధేతామస్పర్ధేదాగూస ఏతాస్స ఏతా జమదగ్నిర్జమదగ్నిరేతాస్స ఏతా జమదగ్ని ఏతా జమదగ్నిర్జమదగ్నిరేతా ఏతా జమదగ్నిర్విహవ్యా విహవ్యా జమదగ్నిరేతా ఏతా జమదగ్నిర్విహవ్యా విహవ్యా జమదగ్నిర్జమదగ్నిర్విహవ్యా అవశ్యదవశ్యద్విహవ్యా జమదగ్నిర్జమదగ్నిర్విహవ్యా అవశ్యద్ విహవ్యా అవశ్యదవశ్యద్విహవ్యా విహవ్యా అవశ్యత్తాస్తా అవశ్యద్విహవ్యా విహవ్యా అవశ్యత్తాహవ్యాశ్యత్తాస్తా అవశ్యదవశ్యత్తా ఉపోపత అవశ్యదవశ్యత్తా ఉపా ఉపోపతాస్తా ఉపాధత్తా ధత్తోపతాస్తా ఉపాధత్తా ఉపాధత్తా వశిష్ఠస్యేంద్రియమింద్రియం వశిష్ఠస్య సదవశిష్ఠస్యేంద్రియం వశిష్ఠస్యేంద్రియమింద్రియం వశిష్ఠస్య వశిష్ఠస్యేంద్రియం వీర్యం వీర్యమింద్రియం వశిష్ఠస్య వశిష్ఠస్యేంద్రియం వీర్యం వీర్యం వీర్యమింద్రియమింద్రియం వీర్యమవృందావృంద వీర్యమింద్రియమింద్రియం వీర్యమవృంద వీర్యమవృందావృంద వీర్యం వీర్యమవృందయద్యదవృంద వీర్యం వీర్యమవృందయద్ వృందయద్యదవృందావృందయద్విహవ్యావృందావృందయద్విహవ్యావ్యాద్విహవ్యా ఉపదధాత్ ఉపదధాది విహవ్యా ఉపదధాది విహవ్యా ఉపదధాత్యుపదధాతి విహవ్యా విహవ్యా ఉపదధాతీంద్రియమింద్రియముపదధాతి విహవ్యా విహవ్యా అన్యేషు ూపోపధిష్ణయేషు ధిష్ణయేషూపదధాతి దాత్యుపధిష్ణయేషు ధిష్ణయేషూపదధాతి ఉపదధాతి దాత్యుపోపదధాత్యష్టాశభా అష్టాశభా దాత్యుపోపదధాత్యష్టాశభా అష్టాశభా దాతి దాత్యష్టాశభా పశవ పశవోష్టాశభా దాతి దాత్యష్టాశభా పశవ అష్టాశభా పశవ శ్రోగాయత్రి శ్రోగాయత్రి శ్రోగాయత్రి శ్రోగాయత్రి గాయత్రియో గాయత్రియశ్చతస్రశ్చతస్రో గాయత్రియస్తస్మాత్ తస్మాత్ గాయత్రియశ్చతస్రశ్చతస్రో గాయత్రియస్తస్మాత్ గాయత్రియస్తస్మాత్ తస్మాత్ గాయత్రియో గాయత్రియస్తస్మాత్ సర్వాన్ సర్వాన్ తస్మాత్ గాయత్రియో గాయత్రియస్తస్మాత్ సర్వాన్ తస్మాత్ సర్వాన్ సర్వాన్ తస్మాత్ తస్మాత్ సర్వాగుశ్చతురశ్చతురస్సర్వాన్ తస్మాత్ తస్మాత్ సర్వాగుశ్చతురః సర్వాగుశ్చతురశ్చతురస్సర్వాన్ సర్వాగుశ్చతురః పదః పదశ్చతురస్సర్వాన్ సర్వాగుశ్చతురః పదః చతురః పదః పదశ్చతురశ్చతురః పదః ప్రతిదధత్ ప్రతిదధత్ పదశ్చతురశ్చతురః పదః ప్రతిదధత్ పదః ప్రతిదధత్ ప్రతిదధత్ పదః పదః ప్రతిదధత్ పలాయతే పలాయతే ప్రతిదధత్ పదః పదః ప్రతిదధత్ పలాయతే పలాయతే పలాయతే ప్రతిదధత్ ప్రతిదధత్ పలాయతే పరమా పరమా పలాయతే ప్రతిదధత్ ప్రతిదధత్ పలాయతే పరమా ప్రతిదధతి ప్రతిదధత్ పలాయతే పరమా పరమా పలాయతే పలాయతే పరమా వై వై పరమా పలాయతే పలాయతే పరమా వై వై వై పరమా పరమా వా ఏషా వై పరమా పరమా వా ఏషా వై వా ఏషా ఛందసాన్ ఛందసామేషా వై వా ఏషా ఛందసా ఏషా ఛందసాన్ ఛందసామేషా ఛందసాయ్యచ్ఛందసామేషా ఛందసాయ్యత్ ఛందసాయ్యచ్ఛందసాన్ ఛందసాయ్యదనుష్టుగనుష్టుగ్యచ్ఛందసాన్ ఛందసాయ్యదనుష్టుగ్యదనుష్టుగ్యదనుష్టుక్ పరమః పరమో నుష్టుగ్యదనుష్టుక్ పరమః నుష్టుక్ పరమః పరమో నుష్టుగనుష్టుక్ పరమశ్చదుష్టోమశ్చ దుష్టోమః పరమో నుష్టుగనుష్టుక్ పరమశ్చ దుష్టోమః నుష్టుగ్యనుష్టుగ్ పరమశ్చ దుష్టోమశ్చ దుష్టోమః పరమః పరమశ్చ దుష్టోమస్తోమానాగస్తోమానాంజదుష్టోమః పరమః పరమశ్చ దుష్టోమస్తోమానాంజదుష్టోమశ్చదుష్టోమస్తోమానాం పరమః పరమస్తోమానాంజదుష్టోమశ్చదుష్టోమస్తోమానాం పరమః దుష్టోమ ఇతి చతుఃస్తోమః స్తోమానాం పరమః పరమస్తోమానాగస్తోమానాం పరమస్త్రిరాత్రస్త్రిరాత్రః పరమస్తోమానాగస్తోమానాం పరమస్త్రిరాత్రః పరమస్త్రిరాత్రస్త్రిరాత్రః పరమః పరమస్త్రిరాత్రో యజ్ఞానాం యజ్ఞానాం త్రిరాత్రః పరమః పరమస్త్రిరాత్రో యజ్ఞానాం రాత్రో యజ్ఞానాం యజ్ఞానాం త్రిరాత్రస్త్రిరాత్రో యజ్ఞానాం పరమః పరమో యజ్ఞానాం త్రిరాత్రస్త్రిరాత్రో యజ్ఞానాం పరమః రాత్ర ఇతి త్రిరాత్రః యజ్ఞానాం పరమః పరమో యజ్ఞానాం యజ్ఞానాం పరమోశ్వశ్వః పరమో యజ్ఞానాం యజ్ఞానాం పరమోశ్వః పరమోశ్వశ్వః పరమః పరమోశ్వః పశూనాం పశూనామశ్వః పరమః పరమోశ్వః పశూనాం పశూనాం పశూనామశ్వశ్వః పశూనాం పరమేణ పరమేణ పశూనామశ్వశ్వః పశూనాం పరమేణ పశూనాం పరమేణ పరమేణ పశూనాం పశూనాం పరమేణైవైవ పరమేణ పశూనాం పశూనాం పరమేణైవ పరమేణైవైవ పరమేణ పరమేణైవైనమేనమేవ పరమేణ పరమేణైవైనం ఏవైనమేనమే వై వైనం పరమతాం పరమతామేనమే వై వైనం పరమతాం పరమతాం పరమతామేనమేనం పరమతాం గమయతి గమయతి పరమతామేనమేనం పరమతాం గమయతి పరమతాం గమయతి గమయతి పరమతాం పరమతాం గమయత్యేక విఘోషమేక విఘోషం గమయతి పరమతాం పరమతాం గమయత్యేక విఘోషం గమయత్యేక విఘోషమేక విఘోషం గమయతి గమయత్యేక విఘోషమహరహరేక విఘోషం గమయతి గమయత్యేక విఘోషమహరేక విఘోషమహరహరేక విఘోషమేక విఘోషమహర్భవతి భవత్యహరేక విఘోషమేక విఘోషమహర్భవతి ఏక విఘోషమిత్యేక విఘోషం అహర్భవతి భవత్యహరహర్భవతి యస్మిన్ యస్మిన్ భవత్యహరహర్భవతి యస్మిన్ భవతి యస్మిన్ యస్మిన్ భవతి భవతి యస్మిన్నశ్వశ్వో యస్మిన్ భవతి భవతి యస్మిన్నశ్వః యస్మిన్నశ్వశ్వో యస్మిన్ యస్మిన్నశ్వ ఆలభ్యత ఆలభ్యతే శ్వో యస్మిన్ యస్మిన్నశ్వ ఆలభ్యతే ఆలభ్యత ఆలభ్యతే శ్వశ్వ ఆలభ్యతే ద్వాదశ ద్వాదశాలభ్యతే శ్వశ్వ ఆలభ్యతే ద్వాదశ ఆలభ్యతే ద్వాదశ ద్వాదశాలభ్యత ఆలభ్యతే ద్వాదశ మాసా మాసా ద్వాదశాలభ్యత ఆలభ్యతే ద్వాదశ మాసాభ్యతే ద్వాదశ మాసా మాసా ద్వాదశ ద్వాదశ మాసాః పంచ పంచ మాసా ద్వాదశ ద్వాదశ మాసాః పంచ మాసాః పంచ పంచ మాసా మాసాః పంచ వరదవః పంచమాసామాసాః పంచర్తవః పంచర్తవర్తవః పంచమంచర్తవస్త్రయస్త్రయర్తవః పంచమంచర్తవస్త్రయః వస్త్రయస్త్రయర్తవర్తవస్త్రయ ఇమ ఇమే త్రయ అర్థవర్తవస్త్రయ ఇమే త్రయ ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా లోకా ఇమ ఇమే లోకా అసావసౌ లోకా ఇమ ఇమే లోకా అసౌ లోకా అసావసౌ లోకా లోకా అసావాదిత్య ఆదిత్యోసౌ లోకా లోకా అసావాదిత్య అసావాదిత్య ఆదిత్యో సావసావాదిత్య ఏక వింశ ఏక వింశ ఆదిత్యో సావసావాదిత్య ఏక వింశ ఆదిత్య ఏక వింశ ఏక వింశ ఆదిత్య ఆదిత్య ఏక వింశ ఏష ఏక వింశ ఆదిత్య ఆదిత్య ఏక వింశ ఏక వింశ ఏష ఏక వింశ ఏక వింశ ఏష ప్రజాపతి ప్రజాపతిరేష ఏక వింశ ఏక వింశ ఏష ప్రజాపతి ఏక వింశ ఇత్యేక వింశ ఏష ప్రజాపతి ప్రజాపతిరేష ఏష ప్రజాపతి ప్రజాపత్య ప్రజాపత్య ప్రజాపతిరేష ఏష ప్రజాపతి ప్రజాపత్య ప్రజాపతి ప్రజాపత్య ప్రజాపత్య ప్రజాపతి ప్రజాపతి ప్రజాపత్యోష్మ ప్రజాపత్య ప్రజాపతి ప్రజాపతి ప్రజాపత్యోష్మ ప్రజాపతి ప్రజాపతి ప్రజాపత్యోష్మ ప్రజాపత్య ప్రజాపత్యోష్మస్తంతమశ్వ ప్రజాపత్య ప్రజాపత్యోష్మస్తం ప్రజాపత్య ప్రజాపత్య స్వస్తంతమశ్వస్తమేవైవతమశ్వస్తమేవైవతంతమేవ సాక్షాత్ సాక్షాదేవదంతమేవ సాక్షాదేవ సాక్షాత్ సాక్షాదేవైవ సాక్షాదుర్ధ్నాత్యర్ధ్నాతి సాక్షాదేవైవ సాక్షాదుర్ధ్నాతి సాక్షాదుర్ధ్నాత్యర్ధ్నాతి సాక్షాత్ సాక్షాదుర్ధ్నాతి శక్వరయ శక్వరయర్ధ్నాతి సాక్షాత్ సాక్షాదుర్ధ్నాతి శక్వరయ సాక్షాదితి సాక్షాద్ధ్నాతి శక్వరయ శక్వరయర్ధ్నాత్యర్ధ్నాతి శక్వరయ పృష్ఠం పృష్ఠగం శక్వరయర్ధ్నాత్యర్ధ్నాతి శక్వరయ పృష్ఠం శక్వరయ పృష్ఠం పృష్ఠగం శక్వరయ శక్వరయ పృష్ఠం భవంతి భవంతి పృష్ఠగం శక్వరయ శక్వరయ పృష్ఠం భవంతి పృష్ఠం భవంతి భవంతి పృష్ఠం పృష్ఠం భవంత్యన్యదన్యదన్యదన్యద్భవంతి పృష్ఠం పృష్ఠం భవంత్యన్యదన్యదన్యదన్యదన్యద్భవంతి భవంత్యన్యదన్యచ్ఛందశ్చందోన్యదన్యద్భవంతి భవంత్యన్యదన్యచ్ఛందోన్యదన్యదన్యదన్యచ్ఛందోన్యేన్యేన్యేన్యేచ్ఛందోన్యదన్యదన్యదన్యచ్ఛందోన్యేన్యేన్యదన్యదిత్యన్యత్ ఛందోన్యేన్యేవైవాన్యేన్యేఛందోన్యేన్యేవైవాన్యేన్యేన్యేన్యేవాన్యేన్యేన్యేన్యేవాన్యేన్యేన్యేన్యే ఉదోదలభ్యంతే సర్వత్వాయ సర్వత్వాయాశ్వస్యాశ్వస్య సర్వత్వాయ పార్థురశ్వం పార్థురశ్వమో సర్వత్వాయాశ్వస్యాశ్వస్య సర్వత్వాయ పార్థురశ్వం సర్వత్వాయ పార్థురశ్వం పార్థురశ్వమో సర్వత్వాయ సర్వత్వాయ పార్థురశ్వం బ్రహ్మదామం బ్రహ్మదామం పార్థురశ్వమో సర్వత్వాయ సర్వత్వాయ పార్థురశ్వం బ్రహ్మదామం సర్వత్వాయేతి సర్వత్వాయ పార్థురశ్వం బ్రహ్మదామం బ్రహ్మదామం పార్థురశ్వం పార్థురశ్వం బ్రహ్మదామం భవతి భవతి బ్రహ్మదామం పార్థురశ్వం పార్థురశ్వం బ్రహ్మదామం భవతి పార్థురశ్వమిది పార్థురశ్వం బ్రహ్మదామం భవతి భవతి బ్రహ్మదామం బ్రహ్మదామం భవతి రశ్మినా రశ్మినా భవతి బ్రహ్మదామం బ్రహ్మదామం భవతి రశ్మినా సామమిది బ్రహ్మసామం భవతి రశ్మినా రశ్మినా భవతి భవతి రశ్మినా వై వై రశ్మినా భవతి భవతి రశ్మినా వై రశ్మినా వై వై రశ్మినా రశ్మినా వా అశ్వశ్వో వై రశ్మినా రశ్మినా వా అశ్వః అశ్వశ్వో వై వాశ్వో యతో యతోశ్వో వై వాశ్వో యత అశ్వో యతో యతోశ్వశ్వో యత ఈశ్వర ఈశ్వరో యతోశ్వశ్వో యత ఈశ్వరః యత ఈశ్వర ఈశ్వరో యతో యత ఈశ్వరో వై వా ఈశ్వరో యతో యత ఈశ్వరో వై ఈశ్వరో వై వా ఈశ్వర ఈశ్వరో వా అశ్వశ్వో వా ఈశ్వర ఈశ్వరో వా అశ్వః వా అశ్వశ్వో వై వాశ్వో యతో యతోశ్వో వై వాశ్వో యత అశ్వో యతో యతోశ్వశ్వో యతో ప్రతిష్ఠితో ప్రతిష్ఠితో యతోశ్వశ్వో యతో ప్రతిష్ఠితః యతో ప్రతిష్ఠితో ప్రతిష్ఠితో యతో యతో ప్రతిష్ఠితః పరాం పరామ ప్రతిష్ఠితో యతో యతో ప్రతిష్ఠితః పరాం ప్రతిష్ఠితః పరాం పరామ ప్రతిష్ఠితో ప్రతిష్ఠితః పరాం పరావతం పరావతం పరామ ప్రతిష్ఠితో ప్రతిష్ఠితః పరాం పరావతం ప్రతిష్ఠిత ఇత్యప్రతిష్ఠితః పరాం పరావతం పరావతం పరాం పరాం పరావతం గంతోర్గంతో పరావతం పరాం పరాం పరావతం గంతో పరావతం గంతోర్గంతో పరావతం పరావతం గంతోర్యజ్జద్గంతో పరావతం పరావతం గంతోర్యత్ పరావతమిది పరావతం గంతోర్యద్యంతోర్గంతోర్యత్మార్థరశ్వం వార్థరశ్వం యద్గంతోర్గంతోర్యత్మార్థరశ్వం యద్వార్థరశ్వం వార్థరశ్వం యద్యత్మార్థరశ్వం బ్రహ్మసామం బ్రహ్మసామం వార్థరశ్వం యద్యత్మార్థరశ్వం బ్రహ్మసామం ఆర్థరశ్వం బ్రహ్మదామం బ్రహ్మదామం వార్థరశ్వం వార్థరశ్వం బ్రహ్మదామం భవతి భవతి బ్రహ్మదామం వార్థరశ్వం వార్థరశ్వం బ్రహ్మదామం భవతి పార్థరశ్వమిది పార్థోరశ్వం బ్రహ్మదామం భవతి భవతి బ్రహ్మదామం బ్రహ్మదామం భవత్యశ్వస్యాశ్వస్య భవతి బ్రహ్మదామం బ్రహ్మదామం భవత్యశ్వస్య బ్రహ్మసామమిది బ్రహ్మసామం భవత్యశ్వస్యాశ్వస్య భవతి భవత్యశ్వస్య యత్యై యత్యా అశ్వస్య భవతి భవత్యశ్వస్య యత్యై అశ్వస్య యత్యై యత్యా అశ్వస్యాశ్వస్య యత్యై ధృత్యై ధృత్యై యత్యా అశ్వస్యాశ్వస్య యత్యై ధృత్యై యత్యై ధృత్యై ధృత్యై యత్యై యత్యై ధృత్యై సంగృతి సంగృతి ధృత్యై యత్యై యత్యై ధృత్యై సంగృతి యత్యై సంగృతి సంగృతి ధృత్యై ధృత్యై సంగృత్యచ్ఛావాగసామవచ్ఛావాగసామకం సంగృతి ధృత్యై ధృత్యై సంగృత్యచ్ఛావాగసామం సంగృత్యచ్ఛావాగసామవచ్ఛావాగసామకం సంగృతి సంగృత్యచ్ఛావాగసామం భవతి భవత్యచ్ఛావాగసామకం సంగృతి సంగృత్యచ్ఛావాగసామం భవతి సంగృతి ఛావాగసామం భవతి భవత్యచ్ఛావాగసామమచ్ఛావాగసామం భవత్యుత్సన్న యజ్ఞ ఉత్సన్న యజ్ఞో భవత్యచ్ఛావాగసామమచ్ఛావాగసామం భవత్యుత్సన్న యజ్ఞః ఛావాగసామమిత్యచ్ఛావాగసామం భవత్యుత్సన్న యజ్ఞ ఉత్సన్న యజ్ఞో భవతి భవత్యుత్సన్న యజ్ఞో వై వా ఉత్సన్న యజ్ఞో భవతి భవత్యుత్సన్న యజ్ఞో వై ఉత్సన్న యజ్ఞో వై వా ఉత్సన్న యజ్ఞ ఉత్సన్న యజ్ఞో వా ఏష వా ఉత్సన్న యజ్ఞ ఉత్సన్న యజ్ఞో వా ఏష సన్న యజ్ఞ ఇత్యుక్సన్న యజ్ఞ ఏష వై వా ఏష యద్య దేశ వై వా ఏష యత్ ఏష యద్య దేశ ఏష యదశ్వమేధో అశ్వమేధో యుధేశ ఏషైనశ్వమేధశ్వమేధోశ్వమేధో యద్యశ్వమేధ కక్కోశ్వమేధో యద్యశ్వమేధ కాశ్వమేధ కక్కోశ్వమేధోశ్వమేధ కస్తత్తత్కోశ్వమేధోశ్వమేధ కస్త అశ్వమేధ ఇత్యశ్వమేధస్తత్తత్కస్తద్వేద వేద తత్కః కస్తద్వేద వేద వేద తత్త్వేదేతీతి వేద తత్త్వేదేతి వేదేతీతి వేద వేదేత్యాహురాహురి వేద వేదేత్యాహురాహుర్యది సర్వసర్వో యద్యాహురాహుర్యది సర్వో వా క్రియతే వా సర్వసర్వో వా క్రియతే వా క్రియతే వా క్రియతేన న క్రియతే క్రియతేన వా న క్రియతే క్రియతేన వానన వా సర్వసర్వో వానన వా సర్వసర్వో వా సర్వ ఇది సర్వో వా సర్వ ఇది సర్వ ఇది సర్వసర్వ ఇది యద్యది సర్వసర్వ ఇది సంకృతి సంకృతి యద్యత్ సంకృత్యచ్చావాకసామమచ్చావాకసామగో సంకృతి యద్యత్ సంకృత్యచ్చావాకసామం సంకృత్యచ్చావాకసామమచ్చావాకసామగో సంకృతి సంకృత్యచ్చావాకసామం భవతి భవత్యచ్చావాకసామగో సంకృతి సంకృత్యచ్చావాకసామం భవతి సంకృతి అచ్చావాకసామం భవతి భవత్యచ్చావాకసామమచ్చావాకసామం భవత్యశ్వస్య భవత్యచ్చావాకసామమచ్చావాకసామం భవత్యశ్వస్య అచ్చావాకసామమిత్యచ్చావాకసామభవత్యశ్వస్యాశ్వస్య భవతి భవత్యశ్వస్య సర్వత్వాయ సర్వత్వాయాశ్వస్య భవతి భవత్యశ్వస్య సర్వత్వాయ అశ్వస్య సర్వత్వాయ సర్వత్వాయాశ్వస్యాశ్వస్య సర్వత్వాయ వర్యాప్తి వర్యాప్తి సర్వస్వాయాశ్వస్య శ్వస్య సర్వత్వాయ పర్యాప్తి సర్వత్వాయ పర్యాప్తి పర్యాప్తి సర్వత్వాయ పర్యాప్త్యానంతరాయాయానంతరాయాయ పర్యాప్త్యై పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోనంతరాయాయ పర్యాప్త్యై పర్యా స్తోమోదిరాత్ర ఉత్తమముత్తమమదిరాత్ర సర్వస్తోమ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమముత్తమమదిరాత్రోదిరాత్ర ఉత్తమమహరహరుత్తమమదిరాత్రోదిరాత్ర ఉత్తమమహరాత్ర ఇత్యది రాత్రమహరహరుత్తమముత్తమమహర్భవతి భవత్యహరుత్తమముత్తమమహర్భవతి ఉత్తమమిత్యుదుత్తమహర్భవతి భవత్యహరహర్భవతి సర్వస్య భవత్యహరహర్భవతి సర్వస్య భవతి భవతి సర్వస్య ఇది పంచమకాండే చతుర్థ ప్రశ్నస్య ఘనపాఠ సమాప్తః.